ఘంటి వై వై ఘంటి వా ఏతదేతత్వై ఘంటి వా ఏతద వా ఏతదేతత్వై వా ఏతత్స్వామగో సోమమేతత్వై వా ఏతత్స్వామం ఏతత్స్వామగో సోమమేతదేతత్స్వామయ్యేతత్స్వామయ్యత్ స్వామయ్యజత్ స్వామగో సామయ్యత విషణ్వంతి విషణ్వంతి యత్స్వామగో సామయ్యత విషణ్వంతి యద విషణ్వంతి విషణ్వంతి యజ్జత విషణ్వంతి యజ్జత విషణ్వంతి యజ్జత విషణ్వంతి యత్ అభిషణ్వంతి యజ్జత విషణ్వంతి విషణ్వంతి యత్ సౌమ్య సౌమ్యో యద విషణ్వంతి విషణ్వంతి యత్ సౌమ్య అభిషణ్వంతిభిశృణ్వంతి యత్ సౌమ్య సౌమ్యో యజ్జత్ సౌమ్యో భవతి భవతి సౌమ్యో యజ్జత్ సౌమ్యో భవతి సౌమ్యో భవతి భవతి సౌమ్య సౌమ్యో భవతి యథా భవతి సౌమ్య సౌమ్యో భవతి యథా భవతి భవతి యథామృతాయ మృతాయ యథావతి భవతి యథామృతాయ యథామృతాయ మృతాయ యథామృతాయానుస్తరణేమనుస్తరణే మృతాయ యథామృతాయానుస్తరణే మృతాయానుస్తరణేమనుస్తరణే మృతాయ మృతాయానుస్తరణే ఘంటి ఘంట్యనుస్తరణే మృతాయ మృతాయానుస్తరణే ఘంటి మనస్తరణే ఘంటి ఘంట్యనుస్తరణే మనస్తరణే ఘంటి ధాతృక్ధాతృఘంట్యనుస్తరణే మనస్తరణే ఘంటి ధాతృగ అనుస్తరణేమిత్యనోస్తరణే ఘంటి ధాతృక్ధాతృఘంటి ఘంటి ధాతృగేవైవ ధాతృఘంటి ఘంటి ధాతృగేవ ధాతృగేవైవ ధాతృక్ధాతృగేవ తత్తదేవ ధాతృక్ధాతృగేవ తదేవ తత్తదేవైవ తద్యద్యత్తదేవైవ తద్యత్ తద్యద్యత్తద్యదుత్తరార్థ ఉత్తరార్థేయస్తత్తద్యదుత్తరార్థే ఎదుత్తరార్థ ఉత్తరార్థేరుత్తరార్థే వాత్తరార్థే ఉత్తరార్థే వా మధ్యే మధ్యే భోత్తరార్థ ఉత్తరార్థే వా మధ్యే ఉత్తరార్థ ఇత్యుత్తరా అర్థే వామధ్యే మధ్యే వామధ్యే వామధ్యే వామధ్యే వామధ్యే వామధ్యే మధ్యే వాజుభుయాజుభుయామధ్యే మధ్యే వాజుభుయా వాజుభుయాజుభుయా వాజుభుయాభ్యో దేవతాభ్యోజుభుయాభ్యోజుభుయాభ్యోజుభుయాభ్యో దేవతాభ్యోజుభుయాభ్యోజుభుయాభ్యోజుభుయాభ్యోజుభుయాభ్యోజుభుయాభ్యోజుభుయాభ్యోజుభుయాభ్యోజుభుయాభ్యోజుభుయాభ్యోజుభుయాభ్యోజుభుయాభ్యోజుభుయాభ్యోజుభుయాభ్యోజుభుయాభ్యోజుభుయాభ్యోజుభుయాభ్యోజుభుయాభ్యోజుభుయాభ్యోజుభుయాభ్యోజుభుయాభ్యోజుభుయాభ్యోజుభుయాభ్యోజుభుయాభ్యోజుభుయాభ్యోజుభుయాభ్యోజుభుయాభ్యోజుభుయాభ్యోజుభుయాభ్యోజుభుయాభ్యోజుభుయాభ్యోజుభుయాభ్యోజుభుయాభ్యోజుభుయాభ్యోజుభుయాభ్యో ఆభ్యో దేవత్యమదం దమదం దాద్ సమదగం సమదం దక్షిణార్థే దక్షిణార్థే దమదగం సమదం దక్షిణార్థే సమదమితి సామదం దక్షిణార్థే దక్షిణార్థే దక్షిణార్థే జుహోతి దక్షిణార్థే దక్షిణార్థే జుహోతి దక్షిణార్థే జుహోతి దక్షిణార్థే దక్షిణార్థే జుహోత్యేషా జుహోతి దక్షిణార్థే దక్షిణార్థే జుహోత్యేషా దక్షిణార్థ ఇది దక్షిణార్థే జుహోత్యేషా జుహోతి జుహోత్యేషా వై వా ఏషా జుహోతి జుహోత్యేషా వై ఏషా వై వా ఏషా వై పితృణాం పితృణాం వా ఏషా వై పితృణాం వై పితృణాం పితృణాం వై వై పితృణాం దిగ్ పితృణాం వై వై పితృణాం దిగ పితృణాం దిగ్ దిక్ పితృణాం పితృణాం దిక్స్వాయా విస్వాయాం దిక్ పితృణాం పితృణాం దిక్స్వాయాం దిక్స్వాయా విస్వాయాం దిగ్ దిక్ స్వాయామేవైవ స్వాయాం దిగ్ దిక్ స్వాయామేవ స్వాయామేవైవ స్వాయా విస్వాయామేవ దిశి వృష్యేవ స్వాయా విస్వాయామేవ దిశి ఏవ దిశి దిశ్యేవైవ దిశి పితృన్ పితృన్ దిశ్యేవైవ దిశి పితృన్ దిశి పితృన్ పితృన్ దిశి దిశి పితృన్ నిర్వదయతే నిర్వదయతే పితృన్ దిశి దిశి పితృన్ నిర్వదయతే పితృన్ నిర్వదయతే నిర్వదయతే పితృన్ పితృన్ నిర్వదయత ఉద్గాతృభ్య ఉద్గాతృభ్యో నిర్వదయతే పితృన్ పితృన్ నిర్వదయత ఉద్గాతృభ్య నిర్వదయత ఉద్గాతృభ్య ఉద్గాతృభ్యో నిర్వదయతే నిర్వదయత ఉద్గాతృభ్యో హరంతి హరంతి ఉద్గాతృభ్యో నిర్వదయతే నిర్వదయత ఉద్గాతృభ్యో హరంతి నిరవదయత ఇది అవదయతే ఉద్గాతృభ్యో హరంతి హరంతి ఉద్గాతృభ్య ఉద్గాతృభ్యో హరంతి రామదేవచ్చ సామదేవత్యో హరంతి ఉద్గాతృభ్య ఉద్గాతృభ్యో హరంతి రామదేవచ్చ ఉద్గాతృభ్యుద్గాతృభ్యరంతి సామదేవచ్చ సామదేవచ్చో హరంతి హరంతి సామదేవచ్చో వై వై సామదేవచ్చో హరంతి హరంతి సామదేవచ్చో వై సామదేవచ్చో వై వై సామదేవచ్చ సామదేవచ్చో వై సౌమ్య సౌమ్యో వై సామదేవచ్చ సామదేవచ్చో వై సౌమ్య సామదేవచ్చ ఇది సామదేవచ్చ వై సౌమ్య సౌమ్యో వై వై సౌమ్యో యత్ సౌమ్యో వై వై సౌమ్యో యత్ సౌమ్యో యత్ సౌమ్య సౌమ్యో యదేవైవ యత్ సౌమ్య సౌమ్యో యదేవ యదేవైవ యజ్ఞదేవ సాంన సాంన ఏవ యజ్ఞదేవ సాంన దేవ సాంన సాంన ఏవైవ సాంనశ్చంబర్ కుర్వంతి శంబర్ కుర్వంతి సాంన ఏవైవ సాంనశ్చంబర్ కుర్వంతి సాంబట్ కంతి షంబట్ కంతి సాంబట్ కంతి తస్బట్ కంతి సాంబట్ కంతి శంబట్ కంతి తస్బట్ కంతి శంబట్ కంతి తస్బట్ కంతి శంబట్ కంతి తస్వ శంబట్ కంతీతి శంబట్ కంతి తస్వైవ్రస్వైవ్రస్వైవ్రాంతిశ్రాంతిస్తాంతి సశాంతిశాంతిస్వశాంతిరవశాంతిస్వశాంతిరవశాంతిరవశాంతిశాంతిరవే క్షంత ఈ క్షంతే వశాంతిశాంతిరవే క్షంతే అవే క్షంత ఈ క్షంతే భావే క్షంతే పవిత్రం పవిత్రవీక్షంతే భావే క్షంతే పవిత్రం ఏక్షందే పవిత్రం పవిత్రమేక్షంద ఈక్షందే పవిత్రం వై వై పవిత్రమేక్షంద ఈక్షందే పవిత్రం వై పవిత్రం వై వై పవిత్రం పవిత్రం వై సౌమ్య సౌమ్యో వై పవిత్రం పవిత్రం వై సౌమ్య వై సౌమ్య సౌమ్యో వై వై సౌమ్య ఆత్మానమాత్మానకో సౌమ్యో వై వై సౌమ్య ఆత్మానం సౌమ్య ఆత్మానమాత్మానకో సౌమ్య సౌమ్య ఆత్మానమే వై ఆత్మానకో సౌమ్య సౌమ్య ఆత్మానమేవ ఆత్మానమేవైవాత్మానమాత్మానమేవ పవయంతే పవయంతేవాత్మానమాత్మానమేవ పవయంతే ఏవ పవయంతే పవయంతే ఏవైవ పవయంతే యోయః పవయంతే ఏవైవ పవయంతే యోయః పవయంతే యోయః పవయంతే పవయంతే ఆత్మానమాత్మానయ్యోయ ఆత్మానన్నరాత్మానయ్యోయ ఆత్మానన్న ఆత్మానందనాత్మానమాత్మానన్న పరివశ్యేత్ పరివశ్యేన్నాత్మానమాత్మానన్న పరివశ్యేత్ పరివశ్యేత్ పరివశ్యేత్ పరివశ్యేన్న పరివశ్యేత్ పరివశ్యేత్ పరివశ్యేత్ పరివశ్యేత్ పరివశ్యేత్ పరివశ్యేత్ పరివశ్యేత్ అభిదతిమభిదతిగ్రస్యాభిదతిమభిదతిగ్రస్యాభిదతిమభిదతిగ్రస్యాభిదతిమభిదతిగ్రస్యాభిదతిమభిదతిగ్రస్యాభిదతిమభిదతిగ్రస్యాభిదతిమిత్యభిదతిం కృత్వాభిదతిమభిదతిగ్రస్యాభిదతిమిత్యభిదతిం అవే క్షేతే క్షేతావాదస్మిగ్గస్తస్మిన్నీక్షేతావాదేక్షేతస్మిన్నీక్షేతస్మిన్నీక్షేతస్మిన్నీక్షేతస్మిన్నీక్షేతస్మిన్నీక్షేతస్మిన్నీ ఆత్మానం పరివశ్యతి పరివశ్యత్యాత్మానమాత్మానం పరివశ్యత్యథో పరివశ్యత్యాత్మానమాత్మానం పరివశ్యత్యథో పరివశ్యత్యథో అథో పరివశ్యతి పరివశ్యత్యథో ఆత్మానమథో పరివశ్యతి పరివశ్యత్యథో ఆత్మానం పరివశ్యతీతి పరీపశ్యతి అథో ఆత్మానమాత్మానమథో అథో ఆత్మానమేవైవాత్మానమథో అథో ఆత్మానమేవ అథో ఇత్యథో ఆత్మానమేవైవాత్మానమాత్మానమేవ పవయతే పవయత ఏవాత్మానమాత్మానమేవ పవయతే ఏవ పవయతే పవయత ఏవైవ పవయతే యోయః పవయత ఏవైవ పవయతే యః పవయతే యోయః పవయతే పవయతే యోగతమనా గతమనా యః పవయతే పవయతే యోగతమనాః యోగతమనా గతమనా యో యోగతమనా స్యాత్ స్యాత్ గతమనా యో యోగతమనా స్యాత్ గతమనా స్యాత్ స్యాత్ గతమనా గతమనా స్యాత్ స స్యాత్ గతమనా గతమనా స్యాత్ స గతమనా ఇది గతమనః స్యాత్ సుదస్యాత్ స్యాత్ శోభా రథస్యాత్ శోభా రథసో వే ఏక్షేతే క్షేతావథసో వే ఏక్షేత అవే ఏక్షేతే క్షేతావా వే ఏక్షేతయద్గిరి ఈక్షేతావా వే ఏక్షేతయద్ ఈక్షేతయద్గిరి ఈక్షేతే క్షేతయన్మే మేయది ఈక్షేతే క్షేతయన్మే యన్మే మేయద్యన్మే మనో మనో మేయద్యన్మే మే మనో మనో మే మే మనః పరాగతం పరాగతం మనో మనః పరాగత యద్యత్ పరాగతం మనో మనః పరాగత యద్ పరాగత యద్యత్ పరాగతం పరాగత యద్వా వాయత్ పరాగతం పరాగతం యద్వా పరాగతమిది పరాగతం యద్వా వాయద్యత్వా మే మే వాయద్యత్వా మే వా మే మే వా వా మే అపరాగతమపరాగతం మే వా వా మే అపరాగతం మే అపరాగతమపరాగతం మే మే అపరాగతం అపరాగతమిత్యపరాగతం రాజ్యా సోమేన సోమేన రాజ్యా రాజ్యా సోమేన తత్తత్ సోమేన రాజ్యా రాజ్యా సోమేన తత్ సోమేన తత్తత్ సోమేన సోమేన తద్వయం వయం తత్ సోమేన సోమేన తద్వయం తద్వయం వయం తత్తద్వయమస్మాస్వస్మాసు వయం తత్తద్వయమస్మాసు అయమస్మాస్వస్మాసు వయం వయమస్మాసు ధారయామసి ధారయామస్యస్మాసు వయం వయమస్మాసు ధారయామసి అస్మాసు ధారయామసి ధారయామస్యస్మాస్వస్మాసు ధారయామసీతి ధారయామస్యస్మాస్వస్మాసు ధారయామసీతి ధారయామసీతి ధారయామసి ధారయామసీతి మనోమన ఇది ధారయామసి ధారయామసీతి మన ఇది మనోమన ఇది మన ఏవైవ మన ఇది మన ఏవ మన ఏవైవ మనోమన ఏవాత్మన్నాత్మన్నేవ మనోమన ఏవాత్మన్ ఏవాత్మన్నాత్మన్నేవైవాత్మందాధారదాధారాత్మన్నేవైవాత్మందాధార ఆత్మందాధారదాధారాత్మన్నాత్మందాధారణదాధారాత్మన్నాత్మందాధారణ ధారణారణగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమనాగతమ తృతీయసవనే వై వై తృతీయసవనే యజ్ఞ తృతీయసవనే యజ్ఞో యజ్ఞస్తృతీయసవనే తృతీయసవనే యజ్ఞక్రామతి క్రామతి యజ్ఞస్తృతీయసవనే తృతీయసవనే యజ్ఞక్రామతి తృతీయసవన ఇది తృతీయా సవనే యజ్ఞక్రామతి క్రామతి యజ్ఞో యజ్ఞక్రామతి జానాది జానాత్ క్రామతి యజ్ఞో యజ్ఞక్రామతి జానాత్ క్రామతి జానాది జానాత్ క్రామతి క్రామతి జానాతది జానమది జానమి జానాత్ క్రామతి క్రామతి జానాతది జానం ఈ జానాదరి జానమని జానమి జానాది జానాదరి జానమభ్యభ్యని జానమి జానాది జానాదరి జానమభి అని జానమభ్యభ్యని జానమని జానమభ్యాజ్ఞా వైష్ణవ్యాజ్ఞా వైష్ణవ్యాభ్యని జానమని జానమభ్యాజ్ఞా వైష్ణవ్యాభ్యాజ్ఞా వైష్ణవ్యాజ్ఞా వైష్ణవ్యాభ్యాభ్యాజ్ఞా వైష్ణవ్యచ్చాజ్ఞా వైష్ణవ్యాభ్యాభ్యాజ్ఞా వైష్ణవ్యచ్చ ఆజ్ఞా వైష్ణవ్యచ్చాజ్ఞా వైష్ణవ్యాజ్ఞా వైష్ణవ్యచ్చాగ్ఞా వైష్ణవ్యాజ్ఞా వైష్ణవ్యచ్చాగ్రత ఆజ్ఞా వైష్ణవ్యేత్యాజ్ఞా వైష్ణవ్యాచాఘృత్యచ్చాఘృత యజతేనది ఘృతస్యచ్చాఘృతీ ఘృతస్ యజతేనది ఘృతస్యజత్యగ్నిరగ్నిర్యజతి ఘృతస్య యజత్యగ్ని ఇరచ్చగ్నిరగ్నిర్యజతిజత్యగ్నిస్సర్వా సర్వా అగ్నిర్యజతి అగ్నిస్సర్వా సర్వా అగ్నిరగ్నిస్సర్వా దేవత దేవత సర్వా అగ్నిరగ్నిస్సర్వా దేవత సర్వా దేవత దేవత సర్వా సర్వా దేవత విష్ణుర్విష్ణుర్దేవత సర్వా సర్వా దేవత విష్ణు దేవత విష్ణుర్విష్ణుర్దేవత దేవత విష్ణుర్యజ్ఞో యజ్ఞో విష్ణుర్దేవత దేవత విష్ణుర్యజ్ఞ విష్ణుర్యజ్ఞో యజ్ఞో విష్ణుర్విష్ణుర్యజ్ఞో దేవత దేవత యజ్ఞో విష్ణుర్విష్ణుర్యజ్ఞో దేవత యజ్ఞో దేవత దేవత యజ్ఞో యజ్ఞో దేవత దేవత యజ్ఞో యజ్ఞో దేవత దేవత దేవత దేవత ఆశ్చైవ దేవత దేవత ఆశ్చైవ చైవ దైవ యజ్ఞం యజ్ఞమేవ దైవ యజ్ఞం దేవయజ్ఞం యజ్ఞమేవైవ యజ్ఞం చదయజ్ఞమేవైవ యజ్ఞం చ యజ్ఞం చదయజ్ఞం యజ్ఞం చదాధారదాధార చయజ్ఞం యజ్ఞం చదాధార చదాధారదాధార చదాధారో పాగుంషు పాగుంషుదాధార చదాధారో పాగుంషు దాధారో పాగుంషు పాగుంషుదాధారదాధారో పాగుంషేదగిరత్రుభాగుంషుదాధారదాధారో పాగుంషుగిరీ ఉపాగుంషయజతేజత్రుభాగుంషు పాగుంషయజనసత్వాయత్రుభాగుంషు పాగుంషయజనసత్వాయ ఉపాగుష్విత్రుపాగుంషు యజతి మిథనత్వాయ మిథనత్వాయ యజతి యజతి మిథనత్వాయ బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో మిథనత్వాయ యజతి యజతి మిథనత్వాయ బ్రహ్మవాదిన మిథనత్వాయ బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో మిథనత్వాయ మిథనత్వాయ బ్రహ్మవాదినో వదంతి వదంతి బ్రహ్మవాదినో మిథనత్వాయ మిథనత్వాయ బ్రహ్మవాదినో వదంతి మిథనత్వాయేతి మిథునత్వాయ బ్రహ్మవాదినో వదంతి వదంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంతి మిత్రో మిత్రో వదంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంతి మిత్ర బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదిన వదంతి మిత్రో మిత్రో వదంతి వదంతి మిత్రో యజ్ఞ మిత్రో వదంతి వదంతి మిత్రో యజ్ఞ మిత్రో యజ్ఞస్య యజ్ఞస్య మిత్రో మిత్రో యజ్ఞస్య స్పృష్టగ్నస్పృష్టం యజ్ఞస్య మిత్రో మిత్రో యజ్ఞస్య స్పృష్టం యజ్ఞస్య స్పృష్టగ్నస్పృష్టం యజ్ఞస్య యజ్ఞస్య స్పృష్టం యువదే యువదే స్పృష్టం యజ్ఞస్య యజ్ఞస్య స్పృష్టం యువదే స్పృష్టం యువదే యువదే స్పృష్టగ్నస్పృష్టం యువదే వరుణో వరుణో యువదే స్పృష్టగ్నస్పృష్టం యువదే వరుణ శ్రేష్టావిదురిష్టం యువతే వరుణో వరుణో యువతే యువతే వరుణో దురిష్టం దురిష్టం వరుణో యువతే యువతే వరుణో దురిష్టం వరుణాదురిష్టం దురిష్టం వరుణ వరుణాదురిష్టం క్వదురిష్టం వరుణ వరుణాదురిష్టం క్వదురిష్టం క్వదురిష్టం దురిష్టం క్వదరి క్వదురిష్టం దురిష్టం క్వదరి ఉదిష్టమిష్టం క్వదరి తరి క్వదరి యజ్ఞస్తరి క్వదరి యజ్ఞ తరి యజ్ఞయజ్ఞస్తరి తరి యజ్ఞ క్వయజ్ఞస్తరి తరి యజ్ఞ యజ్ఞయజ్ఞయజ్ఞయజ్ఞయజ్ఞయజ్ఞయజ్ఞయజ్ఞయజ్ఞయజ్ఞయజ్ఞయజ్ఞయజ్ఞయజ్ఞయజ్ఞయజ్ఞయజ్ఞయజ్ఞయజ్ఞయజ్ఞయజ్ఞయజ్ఞయజ్ఞయజ్ఞయజ్ఞయజ్ఞయజ్ఞయజ్ఞయజ్ఞయజ్ఞయజ్ఞయజ్ఞయజ్ఞయజ్ఞయజ్ఞయజ్ఞయజ్ఞయజ్ఞయజ్ఞయజ్ఞయజ్ఞయజ్ఞయజ్ఞయజ్ఞయజ్ఞయజ్ఞయజ్ఞయజ్ఞయజ్ఞయజ్ఞయజ్ఞయజ్ఞయజ్ఞయజ్ఞయజ్ ప్రభింతోయన్మయీత్రావరుణీం యద్భింతో భింతోయన్మయీత్రావరుణీం యన్మయేత్రావరణీం యజ్జన్మయేత్రావరణీం వశాం వశాం మయేత్రావరణీం యజ్జన్మయేత్రావరణీం వశాం మైత్రావరణీం వశాం వశాం మయేత్రావరణీం మయేత్రావరణీం వశామాలభత ఆలభతే వశాం మయేత్రావరణీం మయేత్రావరణీం వశామాలభతే మైత్రావరణీమితి మైత్రావరణీం వశామాలభత ఆలభతే వశాం వశామాలభతే యజ్ఞాయ యజ్ఞాయాలభతే వశాం వశామాలభతే యజ్ఞాయ ఆలభతే యజ్ఞాయ యజ్ఞాయాలభత ఆలభతే యజ్ఞాయైవైవ యజ్ఞాయాలభత ఆలభతే యజ్ఞాయైవ ఆలభత ఇత్యాలభతే యజ్ఞాయైవైవ యజ్ఞాయ యజ్ఞాయైవ ప్రభిన్నాయ ప్రభిన్నాయైవ యజ్ఞాయ యజ్ఞాయైవ ప్రభిన్నాయ ఏవ ప్రభిన్నాయ ప్రభిన్నాయైవైవ ప్రభిన్నాయ మత్యం మత్యం ప్రభిన్నాయైవైవ ప్రభిన్నాయ మత్యం ప్రభిన్నాయ మత్యం మత్యం ప్రభిన్నాయ ప్రభిన్నాయ మత్యమన్మవాస్యన్మవాస్యది మత్యం ప్రభిన్నాయ ప్రభిన్నాయ మత్యమన్మవాస్యది ప్రభిన్నాయేతి ప్రాభిన్నాయ మత్యమన్వవాస్యన్వవాస్యది మత్యం మత్యమన్వవాస్యది శాంతి శాంత్యా అన్వవాస్యది మత్యం మత్యమన్వవాస్యది శాంతి అన్వవాస్యది శాంతి శాంత్యా అన్వవాస్యన్వవాస్యది శాంతి యాతయామాలి శాంత్యా అన్వవాస్యన్వవాస్యది శాంతి యాతయామాలి అన్వవాస్యదీత్యనుఖవాస్యది శాంతి యాతయామాని యాతయామాని శాంతి శాంతి యాతయామాని వై వై యాతయామాని శాంతి శాంతి యాతయామాని వై యాతయామాని వై వై యాతయామాని యాతయామాని వా ఏతస్యైతస్య వై యాతయామాని యాతయామాని వా ఏతస్య యాతయామానీతి యాతయామాని వా ఏతస్యైతస్య వై వా ఏతస్య ఛందాగుంసి ఛందాగుస్యేతస్య వై వా ఏతస్య ఛందాగుంసి ఏతస్య ఛందాగుంసి ఛందాగుస్యేతస్యైతస్య ఛందాగుంసి యోయశ్చందాగుస్యేతస్యైతస్య ఛందాగుంసి ఛందాగుంసి యోయశ్చందాగుంసి ఛందాగుంసి ఈజాన ఈజానోయశ్చందాగుంసి ఛందాగుంసి ఈజాన ఈజాన ఈజానో యోయ ఈజానశ్చందతాన్ ఛందరామీజానో యోయ ఈజానశ్చందతాం ఈజానశ్చందతాన్ ఛందరామీజాన ఈజానశ్చందతామేష ఏష ఛందతామీజాన ఈజానశ్చందతామేష ఛందసామేష ఏష ఛందసాన్ ఛందసామేష రసోరస ఏష ఛందసాన్ ఛందసామేష రస ఏషరసోరస ఏష ఏష రసోయద్యద్రస ఏష ఏష రసోయత్ రసోయద్యద్రసోరసోయద్వశావశాయద్రసోరసోయద్వశాయద్వశావశాయద్యద్వశాయద్వశాయద్వశాయద్ వశాయద్యద్వశావశాయన్మయీత్రావరణీమ్మయీత్రావరణీయ ద్వశావశాయన్మయీత్రావరణీయ యన్మయేత్రావరణీం మయేత్రావరణీం యజ్జన్మయేత్రావరణీం వశాం వశాం మయేత్రావరణీం యజ్జన్మయేత్రావరణీం వశాం మయేత్రావరణీం వశాం వశాం మయేత్రావరణీం మయేత్రావరణీం వశామాలభత ఆలభతే వశాం మయేత్రావరణీం మయేత్రావరణీం వశామాలభతే మయేత్రావరణీమితి మయేత్రావరణీం వశామాలభత ఆలభతే వశాం వశామాలభతే ఛందాగుంసి ఛందాగుస్యాలభతే వశాం వశామాలభతే ఛందాగుంసి ఆలభతే ఛందాగుంసి ఛందాగుస్యాలభత ఆలభతే ఛందాగుస్యేవైవ ఛందాగుస్యాలభత ఆలభతే ఛందాగుస్యేవ ఆలభత ఇత్యాలభతే ఛందాగుస్యేవైవ ఛందాగుంసి ఛందాగుస్యేవ పునః పునరేవ ఛందాగుంసి ఛందాగుస్యేవ పునః ఏవ పునః పునరేవైవ పునరా పునరేవైవ పునరా పునరా పునః పునరాక్రీణాది ప్రీణాత్యా పునః పునరాక్రీణాది ఆక్రీణాది ప్రీణాత్యా ప్రీణాత్యయా దయామత్వాయామత్వాయ ప్రీణాత్యా ప్రీణాత్యయా దయామత్వాయ ప్రీణాత్యయా దయామత్వాయా దయామత్వాయ ప్రీణాది ప్రీణాత్యయా దయామత్వాయాథో అథో అయా దయామత్వాయ ప్రీణాది ప్రీణాత్యయా దయామత్వాయాథో అయాదయామత్వాయాథో అథో అయాదయామత్వాయాయాదయామత్వాయాథో ఛందస్సు ఛందస్వథో అయాదయామత్వాయాయాదయామత్వాయాథో ఛందస్సు అయాదయామత్వాయేత్యయాదయామాత్వాయ అథో ఛందస్సు ఛందస్వథో అథో ఛందస్వేవైవ ఛందస్వథో అథో ఛందస్వేవ అథో ఇత్యథో ఛందస్వేవైవ ఛందస్సు ఛందస్వేవ రసమోరసమేవ ఛందస్సు ఛందస్వేవ రసం ఛందస్విధి ఛందహాసు దేవరసగోరసమేవై వరసం దధాతి దధాతి రసమేవై వరసం దధాతి వసం దధాతి దధాతి రసగోరసం దధాతి దధాయి దధాతి దేవా వై వై దేవా దేవా వా ఇంద్రియమింద్రియం వై దేవా దేవా వా ఇంద్రియం వా ఇంద్రియమింద్రియం వై వా ఇంద్రియం వీర్యం వీర్యమింద్రియం వై వా ఇంద్రియం వీర్యం ఇంద్రియం వీర్యం వీర్యమింద్రియమింద్రియం వీర్యం విని వీర్యమింద్రియమింద్రియం వీర్యం వి వీర్యం వివీర్యం వీర్యాభజంతాభజంత వివీర్యం వీర్యాభజంత వ్యభజంతా భజంత విభ్యభజంత తతస్తతో భజంత విభ్యభజంత తత అభజంత తతస్తతో భజంతా భజంత తతో యద్యత్తతో భజంతా భజంత తతో యద్యత్తతస్తతో జగత్యశిష్యత్యశిష్యత యత్తతస్తతో జగత్యశిష్యత జగత్యశిష్యత్యశిష్యత యద్యత్యశిష్యత తత్తదత్యశిష్యత యద్యత్యశిష్యత తత్ అతిగ్రాహ్యాస్తాహ్యాస్తాహ్యాస్తాహ్యాస్తాహ్యాస్తాహ్యాస్తాహ్యాస్తాహ్యాస్తాహ్యాస్తాహ్యాస్తాహ్యాస్తాహ్యాస్తాహ్యాస్తాహ్యాస్తాహ్యాస్తాహ్యాస్తాహ్యాస్తాహ్యాస్తాహ్యాస్తాహ్యాస్తాహ్యాస్తాహ్యాస్తాహ్యాస్తాహ్యాస్తాహ్యాస్తాహ్యాస్తాహ్యాస్తాహ్యాస్తాహ్యాస్తాహ్యాస్తాహ్యాస్తాహ్యాస్తాహ్యాస్తాహ్యాస్తాహ్యాస్తాహ్యాస్తాహ్యాస్తాహ్యాస్తాహ్యాస్తాహ్యాస్తాహ్యాస్తాహ్యాస్ తదభవన్నపవంతన విగ్రాహ్యానామతిగ్రాహ్యానాంతదభవన్నపవంతన విగ్రాహ్యానాం అతిగ్రాహ్యానామతిగ్రాహ్యత్వమతిగ్రాహ్యత్వమతిగ్రాహ్యానామతిగ్రాహ్యత్వం అతిగ్రాహ్యాగ్రాహ్యాయ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ ఏమదత్తదేవీర్యం వీర్యం తదేవీర్యం తద్వీర్యం వీర్యం తద్వీర్యం యజమానో యజమానో వీర్యం తద్వీర్యం యజమాన వీర్యం యజమానో యజమానో వీర్యం వీర్యం యజమాన ఆత్మన్ ఆత్మన యజమానో వీర్యం వీర్యం యజమాన ఆత్మన్ యజమాన ఆత్మన్ ఆత్మన యజమానో యజమాన ఆత్మన్ ధత్తే దత్త ఆత్మన యజమానో యజమాన ఆత్మన్ ధత్తే ఆత్మన్ ధత్తే దత్త ఆత్మన్ ఆత్మన్ ధత్తే తేజస్తేజో దత్త ఆత్మన్ ఆత్మన్ ధత్తే తేజ తేజస్తేజో ధత్తే ధత్తే తేజ ఆజ్ఞేయేన ఆజ్ఞేయేన తేజో ధత్తే ధత్తే తేజ ఆజ్ఞేయేన తేజ ఆజ్ఞేయేన ఆజ్ఞేయేన తేజస్తేజ ఆజ్ఞేయేనేంద్రియమింద్రియమా ఆజ్ఞేయేన తేజస్తేజ ఆజ్ఞేయేనేంద్రియమ్ ఆజ్ఞేయేనేంద్రియమింద్రియమా ఆజ్ఞేయేన ఆజ్ఞేయేనేంద్రియమైంద్రేణేంద్రియమా ఆజ్ఞేయేన ఆజ్ఞేయేనేంద్రియమైంద్రేణ ఇంద్రియమైంద్రేణ ఇంద్రేణేంద్రియమింద్రియమైంద్రేణ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమైంద్రేణేంద్రియమింద్రియమైంద్రేణ బ్రహ్మవర్చసం ఐంద్రేణ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమైంద్రేణ ఇంద్రేణ బ్రహ్మవర్చసకం సౌర్యేణ సౌర్యేణ బ్రహ్మవర్చసమైంద్రేణ ఇంద్రేణ బ్రహ్మవర్చసకం సౌర్యేణ బ్రహ్మవర్చసకం సౌర్యేణ సౌర్యేణ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసకం సౌర్యేణోపస్తంభనముపస్తంభనకం సౌర్యేణ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసకం సౌర్యేణోపస్తంభనం బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం సౌర్యేణోపస్తంభనముపస్తంభనకం సౌర్యేణ సౌర్యేణోపస్తంభనం వై వా ఉపస్తంభనకం సౌర్యేణ సౌర్యేణోపస్తంభనం వై ఉపస్తంభనం వై వా ఉపస్తంభనముపస్తంభనం వా ఏతదేతద్వా ఉపస్తంభనముపస్తంభనం వా ఏతద్ ఉపస్తంభనమిత్యుపాస్తంభనం వా ఏతదేతద్వై వా ఏతద్యజ్ఞస్య యజ్ఞస్యైకత్వై వా ఏతద్యజ్ఞస్య ఏతద్యజ్ఞస్య యజ్ఞస్యైకదేతద్యజ్ఞస్యయజ్ఞస్యైకదేతద్యజ్ఞస్యయజ్ఞస్యయజ్ఞస్యయజ్ఞస్యయజ్ఞస్యయజ్ఞస్యయజ్ఞస్యయజ్ఞస్యయజ్ఞస్యయజ్ఞస్యయజ్ఞస్యయజ్ఞస్యయజ్ఞస్యయజ్ఞస్యయజ్ఞస్యయజ్ఞస్యయజ్ఞస్యయజ్ఞస్యయజ్ఞస్యయజ్ఞస్యయజ్ఞస్యయజ్ఞస్యయజ్ఞస్యయజ్ఞస్యయజ్ఞస్యయజ్ఞస్యయజ్ఞస్యయజ్ఞస్యయజ్ఞస్యయజ్ఞస్యయజ్ఞస్యయజ్ఞస్యయజ్ ఇంద్రజిగ్రాహ్యా అనిగ్రాహ్యా యజ్జిత విగ్రాహ్యాశ్చక్రే చక్రే అనిగ్రాహ్యా యజ్జిత విగ్రాహ్యాశ్చక్రే అవిగ్రాహ్యాశ్చక్రే చక్రే అనిగ్రాహ్యా అనిగ్రాహ్యాశ్చక్రే పృష్టాని పృష్టాని చక్రే అనిగ్రాహ్యా అనిగ్రాహ్యాశ్చక్రే పృష్టాని అనిగ్రాహ్యా ఇత్యది గ్రాహ్యా చక్రే పృష్టాని పృష్టాని చక్రే చక్రే పృష్టాని యజ్జత్ పృష్టాని చక్రే చక్రే పృష్టాని యత్ చక్రే ఇది చక్రే పృష్టాని యజ్జత్ పృష్టాని పృష్టాని యత్ పృష్ఠే పృష్ఠే యత్ పృష్టాని పృష్టాని యత్ పృష్ఠే యత్ పృష్ఠే పృష్ఠే యజ్జత్ పృష్ఠేన న పృష్ఠే యజ్జత్ పృష్ఠేన పృష్ఠేన న పృష్ఠే పృష్ఠేన గృహ్ణీయాత్ గృహ్ణీయాన్న పృష్ఠే పృష్ఠేన గృహ్ణీయాత్ గృహ్ణీయాత్ గృహ్ణీయాన్న గృహ్ణీయాత్ ప్రాంచం ప్రాంచం గృహ్ణీయాన్న గృహ్ణీయాత్ ప్రాంచం గృహ్ణీయాత్ ప్రాంచం ప్రాంచం గృహ్ణీయాత్ గృహ్ణీయాత్ ప్రాంచం యజ్ఞం యజ్ఞం ప్రాంచం గృహ్ణీయాత్ గృహ్ణీయాత్ ప్రాంచం యజ్ఞం ప్రాంచం యజ్ఞం యజ్ఞం ప్రాంచం ప్రాంచం యజ్ఞం పృష్టాని పృష్టాని యజ్ఞం ప్రాంచం ప్రాంచం యజ్ఞం పృష్టాని యజ్ఞం పృష్టాని పృష్టాని యజ్ఞం యజ్ఞం పృష్టాని సగుణసం పృష్టాని యజ్ఞం యజ్ఞం పృష్టానికం పృష్టాని సగుణసం పృష్టాని పృష్టాని సగుణశ్రుణేయశ్రుణేయత్వం పృష్టాని పృష్టాని సగుణశ్రుణేయోగుణశ్రుణేయశ్రుణేయత్వగుణశ్రుణేయర్యజ్జశ్రుణేయస్తగుణశ్రుణేయర్యత్ శ్రుణేయర్యజ్జశ్రుణేయశ్రుణేయర్యదక్ష్యుక్షేయశ్రుణేయశ్రుణేయర్యదక్షే యదక్ష ఉక్షే యజ్ఞదక్షే గృహ్ణీయాత్ గృహ్ణీయాత్ ఉక్షే యజ్ఞదక్షే గృహ్ణీయాత్ వృక్షే గృహ్ణీయాత్ గృహ్ణీయాత్ ఉక్షే గృహ్ణీయాత్ ప్రత్యంచం ప్రత్యంచం గృహ్ణీయాత్ ఉక్షే గృహ్ణీయాత్ ప్రత్యంచం గృహ్ణీయాత్ ప్రత్యంచం ప్రత్యంచం గృహ్ణీయాత్ గృహ్ణీయాత్ ప్రత్యంచం యజ్ఞం యజ్ఞం ప్రత్యంచం గృహ్ణీయాత్ గృహ్ణీయాత్ ప్రత్యంచం యజ్ఞం ప్రత్యంచం యజ్ఞం యజ్ఞం ప్రత్యంచం ప్రత్యంచం యజ్ఞమధిగ్రాహ్య అధిగ్రాహ్య యజ్ఞప్రత్యం యజ్ఞమధిగ్రాహ్య అధిగ్రాహ్య యజ్ఞం యజ్ఞమధిగ్రాహ్యాగుంసమధిగ్రాహ్య యజ్ఞం యజ్ఞమధిగ్రాహ్యాసం అధిగ్రాహ్య సగుంసమధిగ్రాహ్య అధిగ్రాహ్య సగుంశ్రుణేయశ్రుణేయత్తమధిగ్రాహ్య అధిగ్రాహ్య సగుంశ్రుణేయ అధిగ్రాహ్య ఇత్యధిగ్రాహ్య సగుంశ్రుణేయశ్రుణేయస్తగుంసగుంశ్రుణేయుర్విశ్వజిత విశ్వజిత శృణేయస్తగుంసగుంశ్రుణేయుర్విశ్వజిత శృణేయుర్విశ్వజిని విశ్వజిత శృణేయశ్రుణేయుర్విశ్వజిత సర్వపృష్టే సర్వపృష్టే విశ్వజిత శృణేయశ్రుణేయుర్విశ్వజిత సర్వపృష్టే విశ్వజిత సర్వపృష్టే సర్వపృష్టే విశ్వజిత విశ్వజిత సర్వపృష్టే గ్రహీతవ్యా గ్రహీతవ్యా సర్వపృష్టే విశ్వజిత విశ్వజిత సర్వపృష్టే గ్రహీతవ్యా విశ్వజితి విశ్రాజితి సర్వపృష్టే గ్రహీతవ్యా గ్రహీతవ్యా సర్వపృష్టే సర్వపృష్టే గ్రహీతవ్యా యజ్ఞస్య యజ్ఞస్య గ్రహీతవ్యా సర్వపృష్టే సర్వపృష్టే గ్రహీతవ్యా యజ్ఞస్య సర్వపృష్ఠ ఇది సర్వపృష్టే గ్రహీతవ్యా యజ్ఞస్య యజ్ఞస్య గ్రహీతవ్యా గ్రహీతవ్యా యజ్ఞస్య సవీర్యత్వాయ సవీర్యత్వాయ యజ్ఞస్య గ్రహీతవ్యా గ్రహీతవ్యా యజ్ఞస్య సవీర్యత్వాయ యజ్ఞస్య సవీర్యత్వాయ సవీర్యత్వాయ యజ్ఞస్య యజ్ఞస్య సవీర్యత్వాయ ప్రజాపతి ప్రజాపతి సవీర్యత్వాయ యజ్ఞస్య యజ్ఞస్య సవీర్యత్వాయ ప్రజాపతి సవీర్యత్వాయ ప్రజాపతి ప్రజాపతి సవీర్యత్వాయ సవీర్యత్వాయ ప్రజాపతి దేవేభ్యో దేవేభ్య ప్రజాపతి సవీర్యత్వాయ సవీర్యత్వాయ ప్రజాపతి దేవేభ్య సవీర్యత్వాయేతి సవీర్యత్వాయ ప్రజాపతిర్దేవేభ్యో దేవేభ్య ప్రజాపతి ప్రజాపతిర్దేవేభ్యో యజ్ఞాన్ యజ్ఞాన్ దేవేభ్య ప్రజాపతి ప్రజాపతిర్దేవేభ్యో యజ్ఞాన్ ప్రజాపతి ప్రజాభిః దేవేభ్యో యజ్ఞాన్ యజ్ఞాన్ దేవేభ్యో యజ్ఞాన్ వ్యాదిశత్ వ్యాదిశత్ యజ్ఞాన్ దేవేభ్యో యజ్ఞాన్ వ్యాదిశత్ యజ్ఞాన్ వ్యాదిశత్ వ్యాదిశత్ యజ్ఞాన్ యజ్ఞాన్ వ్యాదిశత్ సత వ్యాదిశత్ యజ్ఞాన్ యజ్ఞాన్ వ్యాదిశత్ సహ వ్యాదిశక్స వ్యాదిశక్ వ్యాదిశక్స ప్రియా ప్రియా స వ్యాదిశక్ వ్యాదిశక్స ప్రియా వ్యాదిశదితి ఆదిశత్ స ప్రియా ప్రియా స ప్రియా స్తనో స్తనో ప్రియా స ప్రియా స్తనో ప్రియా స్తనో స్తనో ప్రియా ప్రియా స్తనోరపాపతనో ప్రియా ప్రియా స్తనోరప తనోరపాపతనో స్తనోరపనిపతనో స్తనోరపని అపనిపాపన్యధత్తన్యపాపన్యధత్త యదత్తమిన్యదత్తదత్తదత్తమిన్యదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తద సౌర్యస్తదస్తదస్తూర్యస్తూర్యస్తమ వై వై తదస్తూర్యస్తూర్యస్తో వై తథా వై వైతస్తథా వైతే వైతస్తథా వైతే వైతే వై వైతేరణ్యాభిస్తే వై వైతేభి ఏన్యాభిరణ్యాభిస్తేన్యాభిర్దేవతాభిరణ్యాభిస్తేన్యాభిర్దేవతాభిరణ్యాభిస్తేన్యాభిర్దేవతాభిరణ్యాభిస్తేన్యాభిర్దేవతాభిరణ్యాభిరణ్యాభిర్దేవతాభిర్జావృతం అముష్మిన్ లోకే లోకే అముష్మిన్ అముష్మిన్ లోకే జ్యోతిర్జ్యోతిర్లోకే అముష్మిన్ అముష్మిన్ లోకే జ్యోతి యజ్ఞే కుర్వత యజ్ఞే కుర్వత తత్తద కుర్వత యజ్ఞే కుర్వత తత్ అకర్వత భ్రాతృవ్యోద్భ్రాతృవ్యోద్భ్రాతృవ్యోద్భ్రాతృవ్యోద్భ్రాతృవ్యోద్భ్రాతృవ్యోద్భ్రాతృవ్యోద్భ్రాతృవ్యోద్భ్రాతృవ్యోద్భ్రాతృవ్యోద్భ్రాతృవ్యోద్భ్రాతృవ్యోద్భ్రాతృవ్యోద్భ్రాతృవ్యోద్భ్రాతృవ్యోద్భ్రాతృవ్యోద్భ్రాతృవ్యోద్భ్రాతృవ్యోద్భ్రాతృవ్యోద్భ్రాతృవ్యోద్భ్రాతృవ్యోద్భ్రాతృవ్యోద్భ్రాతృవ్యోద్భ్రాతృవ్యోద్భ్రాతృవ్యోద్భ్రాతృవ్యోద్భ్రాతృవ్యోద్ ఏషైషాదభ్నోదిదభ్నోత్యేషా వై ఏతీతి జీవగ్రహ జీవగ్రహ ఇచ్చేత్యేతీతి జీవగ్రహ ఇది జీవగ్రహో జీవగ్రహ ఇది జీవగ్రహో వై వై జీవగ్రహ ఇది జీవగ్రహో వై జీవగ్రహో వై వై జీవగ్రహో జీవగ్రహో వా ఏష వై జీవగ్రహో జీవగ్రహో వా ఏష జీవగ్రహ ఇది జీవాగ్రహ వా ఏష వై వా ఏష వై వా ఏషయత్ ఏషయ్యేషయ్యేషయ్యేషయ్యేషయ్యేషయ్యేషయ్యేషయ్యేషయ్యేషయ్యేషయ్యేషయ్యేషయ్యేషయ్యేషయ్యేషయ్యేషయ్యేషయ్యేషయ్యేషయ్యేషయ్యేషయ్యేషయ్యేషయ్యేషయ్యేషయ్యేషయ్యేషయ్యేషయ్యేషయ్యేషయ్యేషయ్యేషయ్యేషయ్యేషయ్యేషయ్యేషయ్యేషయ్యేషయ్యేషయ్యేషయ్యేషయ్యేషయ్యేషయ్యేషయ్యేషయ్యేషయ్యేషయ్యేషయ్యేషయ్యేషయ్యేషయ్యేషయ్యేషయ్యేషయ్యేషయ్యేషయ్యేషయ్యేషయ్యేషయ్యేషయ్యేషయ్యేషయ్యేషయ గృహ్ణాదిజీవంతం గృహ్ణాది గృహ్ణాది జీవంతమేవ జీవంతం గృహ్ణాది గృహ్ణాది జీవంతమేవ జీవంతమేవ జీవంతం జీవంతమేవైనమేనమేమ జీవంతం జీవంతమేవైనం ఏవైనమేనమేవైనకోసువర్గకోసువర్గమేనమేవైనకోసువర్గం ఏనకోసువర్గకోసువర్గమేన మేనకోసువర్గం లోకం లోకకోసువర్గమేన మేనకోసువర్గం లోకం సువర్గం లోకం లోకకోసువర్గకోసువర్గం లోకం గమయతి గమయతి లోకకోసువర్గకోసువర్గం లోకం గమయతి సువర్గమితి సువర్గం లోకం గమయతి గమయతి లోకం లోకం గమయతి విగమయతి లోకం లోకం గమయతి గమయతి విగమయతి గమయతి వివై వై విగమయతి గమయతి వివై వివై వై వివా ఏతదేతద్వై వివా ఏతద్ వా ఏతదేతద్వై వా ఏతద్యజ్ఞం యజ్ఞమేతద్వై వా ఏతద్యజ్ఞం ఏతద్యజ్ఞం యజ్ఞమేతదేతద్యజ్ఞం ఛందంతి ఛందంతి యజ్ఞమేతదేతద్యజ్ఞం ఛందంతి యజ్ఞం ఛందంతి ఛందంతి యజ్ఞం యజ్ఞం ఛందంతి యద్యక్షందంతి యజ్ఞం యజ్ఞం ఛందంతి యద్ ఛందంతి యద్యక్షందంతి ఛందంతి యదదాభ్యేదాభ్యేయచ్ఛందంతి ఛందంతి ఏదాభ్యేదాభ్యేదగ్రస్థాపయంతిరగ్రస్థాపయంతిదాభ్యేదాభ్యేదగ్రస్థాపయంతిరగ్రస్థాపయంతిదాభ్యేదాభ్యేదగ్రస్థాపయంతిరగ్రస్థాపయంతిరగ్రస్థాపయంతిరగ్రస్థాపయంతిరగ్రస్థాపయంతిరగ్రస్థాపయంతిరగ్రస్థాపయంతిరగ్రస్థాపయంతిరగ్రస్థాపయంతిరగ్రస్థాపయంతిరగ్రస్థాపయంతిరగ్రస్థాపయంతిరగ్రస్థాపయంతిరగ్రస్థాపయంతిరగ్రస్థాపయంతిరగ్రస్థాపయంతిరగ్రస్థాపయంతిరగ్రస్థాపయంతిరగ్రస్థాపయంతిరగ్రస్థాపయంతిరగ అభ్యపూంషో నపూంషోనపిసృజతిసృజత్యభ్యపూంషో నపూంషోనపిసృజతి అపి సృజతి సృజత్యప్యపి సృజతి యజ్ఞస్యజ్ఞస్యసృజత్యప్యపిసృజతి యజ్ఞస్య సృజతి యజ్ఞస్యజ్ఞస్య సృజతి సృజతి యజ్ఞస్య సందత్యై సందత్యై యజ్ఞస్య సృజతి సృజతి యజ్ఞస్య సందత్యై యజ్ఞస్య సందత్యై సందత్యై యజ్ఞస్య యజ్ఞస్య వై ప్రవాహ ప్రవాహుక్వై వై ప్రవాహగ్రహాగ్రహాన్ ప్రవాహుక్వై వై ప్రవాహగ్రహాన్ ప్రవాహగ్రహాగ్రహాన్ ప్రవాహ ప్రవాహగ్రహాన్ గృహతగ్రహాన్ ప్రవాహ ప్రవాహగ్రహాన్ గృహత ప్రవాహవిది ప్రవాహగ్రహాన్ గృహతగ్రహాగ్రహాన్ గృహత సో గృహతగ్రహాగ్రహాన్ గృహత గృహత సో గృహత గృహత స ఏతమేతమో సో గృహత గృహత స ఏతమ్ స ఏతమేతకోశస ఏతం ప్రజాపతి ప్రజాపతిరేతకోశస ఏతం ప్రజాపతి ఏతం ప్రజాపతి ప్రజాపతిరేతమేతం ప్రజాపతిరగుంశమగుంశం ప్రజాపతిరేతమేతం ప్రజాపతిరగుంశం ప్రజాపతిరగుంశమగుంశం ప్రజాపతి ప్రజాపతిరగుంశమవశ్యత పశ్యరగుంశం ప్రజాపతి ప్రజాపతిరగుంశమవశ్యత ప్రజాపతి ప్రజాపతి అగుంశమవశ్యత పశ్యదగుంశమగుంశమవశ్యత్తమ పశ్యదగుంశమగుంశమవశ్యత్తం విదుషోపుంశరపుంశర్విదుషోపుంశర్దృశ్యతే దృశ్యతే పుంశర్విదుషోపుంశర్దృశ్యతే అపుంశర్గృహ్యతే గృహ్యతే పుంశరపుంశర్గృహ్యత అర్ధ్నాత్యర్ధ్నాతి గృహ్యతే పుంశరపుంశర్గృహ్యత అర్ధ్నాతి గృహ్యత అర్ధ్నాత్యర్ధ్నాతి గృహ్యతే గృహ్యత అర్ధ్నాత్యేవైవర్ధ్నాతి గృహ్యతే గృహ్యత అర్ధ్నాత్యేవ అర్ధ్నాత్యేవైవర్ధ్నాత్యర్ధ్నాత్యేవ సకృతభిషదస్య సకృతభిషదస్యైవర్ధ్నాత్యర్ధ్నాత్యేవ సకృతభిషదస్య ఏవ సకృతభిషదస్య సకృతభిషదస్యైవైవ సకృతభిషదస్య గృహ్ణాతి గృహ్ణాతి సకృతభిషదస్యైవైవ సకృతభిషదస్య గృహ్ణాతి సకృతభిషదస్య గృహ్ణాతి గృహ్ణాతి సకృతభిషదస్య సకృతభిషదస్య గృహ్ణాతి సకృత్సకృద్గృహ్ణాతి సకృతభిషదస్య సకృతభిషదస్య గృహ్ణాతి సకృత సకృతభిషదస్యేక సకృత అభిషదస్య గృహ్ణాతి సకృత్సకృద్గృహ్ణాతి గృహ్ణాతి సకృద్ధి సకృద్గృహ్ణాతి గృహ్ణాతి సకృద్ధి సకృద్ధి సకృత్సకృద్ధి సహి సకృత్సకృద్ధి సహ హిష సహి సతేన తేన సహి సతేన సతేన తేన ససతేనార్ధ్వాదార్ధ్వాత్తేన ససతేనార్ధ్వాద్ తేనార్ధ్వాదార్ధ్వాత్తేన తేనార్ధ్వాన్మనసా మనసార్ధ్వాత్తేన తేనార్ధ్వాన్మనసా ఆర్ధ్వాన్మనసా మనసార్ధ్వాదార్ధ్వాన్మనసా గృహ్ణాతి గృహ్ణాతి మనసార్ధ్వాదార్ధ్వాన్మనసా గృహ్ణాతి మనసా గృహ్ణాతి గృహ్ణాతి మనసా మనసా గృహ్ణాతి మనోమనో గృహ్ణాతి మనసా మనసా గృహ్ణాతి మన గృహ్ణాతి మనో మనో గృహ్ణాతి గృహ్ణాతి మన ఇవే మనో గృహ్ణాతి గృహ్ణాతి మన ఇవ మన ఇవే మనో మన ఇవహి మనో మన ఇవహి ఇవహివే బహి ప్రజాపతి ప్రజాపతిరివే బహి ప్రజాపతి హి ప్రజాపతి ప్రజాపతిరి ప్రజాపతి ప్రజాపతే ప్రజాపతే ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతే ప్రజాపతి ప్రజాపతే ప్రజాపతే ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతే రాత్రి ప్రజాపతే ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతే రాత్రి ప్రజాపతిరితి ప్రజాపతి ప్రజాపతే రాత్రి ప్రజాపతే ప్రజాపతే రాత్యా ఔదుంబరేణ ఔదుంబరేణాత్రి ప్రజాపతే ప్రజాపతే రాత్యా ఔదుంబరేణ ప్రజాపతేరితి ప్రజాపతి ఆఖ్యా ఔదుంబరేణ ఔదుంబరేణాఖ్యా ఆఖ్యా ఔదుంబరేణ గృహ్ణాతి గృహ్ణాత్యౌదుంబరేణాఖ్యాఖ్యా ఔదుంబరేణ గృహ్ణాతి ఔదుంబరేణ గృహ్ణాతి గృహ్ణాత్యౌదుంబరేణ ఔదుంబరేణ గృహ్ణాత్యోర్గోర్గృహ్ణాత్యౌదుంబరేణ ఔదుంబరేణ గృహ్ణాత్యోర్గృహ్ణాత్యోర్గోర్గృహ్ణాతి గృహ్ణాత్యోర్వైవార్గృహ్ణాతి గృహ్ణాత్యోర్వై ఊర్వైవా ఊర్గోర్గ్వా ఉదంబర ఉదంబరో వా ఊర్గోర్గ్వా ఉదంబర వా ఉదంబర ఉదంబరో వై వా ఉదంబర ఊర్జమూర్జముదంబరో వై వా ఉదంబర ఊర్జం ఉదంబర ఊర్జమూర్జముదంబర ఉదంబర ఊర్జమే వైవోర్జముదంబర ఉదంబర ఊర్జమేవ ఊర్జమే వైవోర్జమూర్జమేవా వా వైవోర్జమూర్జమేవా వా వై వై వావరుంధే రుంధే వై వై వావరుంధే అవరుంధే రుంధే వావరుంధే చతుస్రక్తి చతుస్రక్తి రుంధే వావరుంధే చతుస్రక్తి రుంధే చతుస్రక్తి చతుస్రక్తి రుంధే రుంధే చతుస్రక్తి భవతి భవతి చతుస్రక్తి రుంధే రుంధే చతుస్రక్తి భవతి చతుస్రక్తి భవతి భవతి చతుస్రక్తి చతుస్రక్తి భవతి దిక్ష దిక్ష భవతి చతుస్రక్తి చతుస్రక్తి భవతి దిక్షు చతుస్రక్తీతి చతుస్రక్తి భవతి దిక్షు దిక్ష భవతి భవతి దిక్ష్వే వైవ దిక్ష భవతి భవతి దిక్ష్వేవ దిక్ష్వే వైవ దిక్ష దిక్ష్వేవ ప్రతి ప్రత్యేక దిక్ష దిక్ష్వేవ ప్రతి ఏవ ప్రతి ప్రత్యేవైవ ప్రతిష్టతి తిష్టతి ప్రత్యేవైవ ప్రతిష్టతి ప్రతిష్టతి తిష్టతి ప్రతి ప్రతిష్టతి యోయస్తిష్టతి ప్రతి ప్రతిష్టతి యః తిష్టతి యోయస్తిష్టతి తిష్టతి యో వై వై యస్తిష్టతి తిష్టతి యో వై యో వై వై యో యో వా అగుంశోరగుంశోర్వై యో యో వా అగుంశో వా అగుంశోరగుంశోర్వై వా అగుంశోరాయతనమాయతనమగుంశోర్వై వా అగుంశోరాయతనం అగుంశోరాయతనమాయతనమగుంశోరగుంశోరాయతనం వేద వేదాయతనమగుంశోరగుంశోరాయతనం వేద ఆయతనం వేద వేదాయతనమాయతనం వేదాయతనవానాయతనవాన వేదాయతనమాయతనం వేదాయతనవాన్ ఆయతనమిత్యాయతనం వేదాయతనవానాయతనవాన్ వేద వేదాయతనవాన్ భవతి భవత్యాయతనవాన్ వేద వేదాయతనవాన్ భవతి ఆయతనవాన్ భవతి భవత్యాయతనవానాయతనవాన్ భవతి వామదేవ్యం వామదేవ్యం భవత్యాయతనవానాయతనవాన్ భవతి వామదేవ్యం ఆయతనవానిత్యాయతనవాన్ భవతి వామదేవ్యం వామదేవ్యం భవతి భవతి వామదేవ్యమితి వామదేవ్యం భవతి భవతి వామదేవ్యమితి వామదేవ్యమితి వామదేవ్యం వామదేవ్యమితి సామ సామేతి వామదేవ్యం వామదేవ్యమితి సామ వామదేవ్యమితి వామదేవ్యం ఇది సామ సామేతి సామతత్సామేతి సామతత్సామ సామతద్వై వైతత్సామ సామతద్వై తద్వై వైతత్తద్వా అస్య వైతత్తద్వా అస్య శతమానం భవతి శతమానం శతమానం శతాయుశ్శతాయుర్భవతి శతమానకం శతమానం శతాయు సశమానమితి శతాయుర్భవతిషతాయుర్పురుషశతాయుర్భవతిషతాయుర్పురుష శతాయ పురుష పురుష శతాయ శతాయ పురుష శతేంద్రియ శతేంద్రియ పురుష శతాయ శతాయ పురుష శతేంద్రియ శతనాయుతి శత ఆయు పురుష శతేంద్రియ శతేంద్రియ పురుష పురుష శతేంద్రియ ఆయుష్యాయుషతేంద్రియ పురుష పురుష శతేంద్రియ ఆయుషి శతేంద్రియ ఆయుష్యాయుషతేంద్రియ శతేంద్రియ ఆయుష్యేవైవాయుషతేంద్రియ శతేంద్రియ ఆయుష్యేవ శతేంద్రియ ఇది శత ఇంద్రియ ఆయుష్యేవైవాయుష్యాయుష్యేంద్రియ ఇంద్రియ ఏవాయుష్యాయుష్యేంద్రియేంద్రియ ఇంద్రియ ఏవైవేంద్రియే ప్రతి ప్రతి ఇంద్రియ ఏవైవేంద్రియే ప్రతి ఇంద్రియే ప్రతి ప్రతి ఇంద్రియ ఇంద్రియే ప్రతిష్టతి తిష్టతి ప్రతి ఇంద్రియ ఇంద్రియే ప్రతిష్టతి ప్రతిష్టతి తిష్టతి ప్రతి ప్రతిష్టతి తిష్టతీతి తిష్టతి ప్రజాపతిర్దేవేభ్యో దేవేభ్య ప్రజాపతి ప్రజాపతిర్దేవేభ్యో యజ్ఞాన్ యజ్ఞాన్ దేవేభ్య ప్రజాపతి ప్రజాపతిర్దేవేభ్యో యజ్ఞాన్ ప్రజాపతిరి ప్రజాపతి దేవేభ్యో యజ్ఞాన్ యజ్ఞాన్ దేవేభ్యో దేవేభ్యో యజ్ఞాన్ వ్యాదిశద్వ్యాదిశద్యజ్ఞాన్ దేవేభ్యో దేవేభ్యో యజ్ఞాన్ వ్యాదిశద్జ్ఞాన్ వ్యాదిశద్వ్యాదిశద్యజ్ఞాన్ యజ్ఞాన్ వ్యాదిశత్సవ్యాదిశద్జ్ఞాన్ యజ్ఞాన్ వ్యాదిశత్స వ్యాదిషత్సవ్యాదిషద్వ్యాదిషత్సరిచానోరిచానస్ వ్యాదిషద్వ్యాదిషత్సరిచాన యాదిషదితి వి ఆదిషద్ సరిచానోరిచానస్తానో మన్యతమన్యతరిచానస్తానో మన్యతరిచానో మన్యతమన్యతరిచానోరిచానో మన్యతసో మన్యతరిచానోరిచానో మన్యతస అమన్యతసో మన్యతమన్యతస యజ్ఞానాంసో మన్యతమన్యతస యజ్ఞానా యజ్ఞానాగుంసత యజ్ఞానాగుంసోడశాషోడశాయజ్ఞానాగుంసోడశాయజ్ఞానాగుంసోడశాయజ్ఞానాగుంసోడశేంద్రియమింద్రియగుంసోడశాయజ్ఞానాయజ్ఞానాగుంసోడశేంద్రియం ఇంద్రియం వీర్యం వీర్యమింద్రియమింద్రియం వీర్యమాత్మానమాత్మానం వీర్యమింద్రియమింద్రియం వీర్యమాత్మానం వీర్యమాత్మానమాత్మానం వీర్యం వీర్యమాత్మానమభ్యాభ్యాత్మానం వీర్యం వీర్యమాత్మానమవి ఆత్మానమభ్యాభ్యాత్మానమాత్మానమవితగుంసమభ్యాత్మానమాత్మానమవితం అవితగుంసమభ్యవితమక్షితక్షిత్సమభ్యవితమక్షిత సమక్షితక్షిత్సగుంసమక్షిత్తత్తదక్షిత్తత్తదక్షిత్తత్షోడశీషోడశీతదక్షిత్తత్షోడశీ ైషోడశీషోడశీ వై వైషోడశీ నామ షోడశీ నామ షోడశీషోడశీ నామ యజ్ఞో యజ్ఞో నామ షోడశీషోడశీ నామ యజ్ఞ నామ యజ్ఞో యజ్ఞో నామ యజ్ఞో అస్తి యజ్ఞో నామ యజ్ఞో అస్తి యజ్ఞో అస్తి యజ్ఞో యజ్ఞో అస్తి యద్ద్వావ షోడశకోషోడశం వావయద్యద్వావషోడశకోషోడశం వావయద్యద్వావషోడశం వావయద్యద్వావషోడశం వావషోడశకోషోడశం వావయద్యద్వావషోడశకోషోడశం వావయద్యద్వావషోడశకోషోడశకోషోడశం వావయద్యద్వావషోడశకోషోడశకోషోడశకోషోడశం షోడశకోషస్త్రకోషస్త్రకోషోడశకోషస్త్రం తేన తేన శస్త్రకోషోడశకోషస్త్రం తేన శస్త్రం తేన తేన శస్త్రకోషస్త్రం తేన షోడశీ షోడశీ తేన తేన శస్త్రకోషస్త్రం తేన షోడశీ షోడశీ షోడశీ తేన తేన షోడశీ తత్తత్షోడశీ తేన తేన షోడశీ తత్ షోడశీ తత్తత్షోడశీ షోడశీ తత్షోడశిన షోడశి షోడశిత్వగుంషోడశిత్వగుంషోడశిత్వగుంషోడశిత్వగుంషోడశిత్వగుంషోడశిత్వగుంషోడశిత్వగుంషోడశిత్వగుంషోడశిత్వగుంషోడశిత్వగుంషోడశిత్వగుంషోడశిత్వగుంషోడశిత్వగుంషోడశిత్వగుంషోడశిత్వగుంషోడశిత్వగుంషోడశిత్వగుంషోడశిత్వగుంషోడశిత్వగుంషోడశిత్వగుంషోడశిత్వగుంషోడశిత్వగుంషోడశిత్వగుంషోడశిత్వగుంషోడశిత్వగుంషోడశిత్వగుంషోడశిత్వగుంషోడశిత్వగుంషోడశిత్వగుంషోడశిత్వగుంషోడశిత్వగుంషోడశిత్వగుంషోడశిత్వగుంషోడశిత్వగుంషోడశిత్వగు షోడశిత్వమితి షోడశీత్వం యత్షోడశీ షోడశీ యద్యక్షోడశీ గృహ్యతే గృహ్యతే షోడశీ యద్యక్షోడశీ గృహ్యతే షోడశీ గృహ్యతే గృహ్యతే షోడశీ షోడశీ గృహ్యత ఇంద్రియమింద్రియం గృహ్యతే షోడశీ షోడశీ గృహ్యత ఇంద్రియం గృహ్యత ఇంద్రియమింద్రియం గృహ్యతే గృహ్యత ఇంద్రియమేవైవేంద్రియం గృహ్యతే గృహ్యత ఇంద్రియమేవ ఇంద్రియమేవైవేంద్రియమింద్రియమేవ దత్తదేవేంద్రియమింద్రియమేవ తత్ ఏ తత్తదేవ తద్వీర్యం వీర్యం తదేవ తద్వీర్యం తద్వీర్యం వీర్యం తద్వీర్యం యజమానో యజమానో వీర్యం తద్వీర్యం యజమాన వీర్యం యజమానో యజమానో వీర్యం వీర్యం యజమాన ఆత్మన్నాత్మను యజమానో వీర్యం వీర్యం యజమాన ఆత్మన్న యజమాన ఆత్మన్నాత్మను యజమానో యజమాన ఆత్మన్ ధత్తే దత్త ఆత్మను యజమానో యజమాన ఆత్మన్ ధత్తే ఆత్మందత్తే దత్త ఆత్మన్నాత్మందత్తే దేవేభ్యో దేవేభ్యో దత్త ఆత్మన్నాత్మందత్తే దేవేభ్య దత్తే దేవేభ్యో దేవేభ్యో దత్తే దత్తే దేవేభ్యో వై వై దేవేభ్యో దత్తే దత్తే దేవేభ్యో వై దేవేభ్యో వై వై దేవేభ్యో దేవేభ్యో వైసువర్గస్సువర్గో వై దేవేభ్యో దేవేభ్యో వైసువర్గ వైసువర్గస్సువర్గో వై వైసువర్గో లోకో లోకస్సువర్గో వై వైసువర్గో లోక సువర్గో లోకో లోకస్సువర్గస్సువర్గో లోకో నా లోకస్సువర్గస్సువర్గో లోకో నా సువర్గ ఇది సువాస్క లోకో నమ లోకో లోకో న ప్రణ లోకో లోకో న ప్రణన ప్రాభవద్భవత్ ప్రణన ప్రాభవత్ ప్రాభవద్భవత్ర ప్రాభవత్తేతే భవత్ర ప్రాభవత్తే భవత్తేతే భవద్భవత్త ఏతమేతంతే భవద్భవత్త ఏతమ్ ఏతమేతంతేత ఏతకం షోడశినకం షోడశినమేతంతేత ఏతకం షోడశినం ఏతకూషోడశినకం షోడశినమేతమేతకం షోడశినమపశ్యన్నపశ్యన్ షోడశినమేతమేతకం షోడశినమపశ్యన్ షోడశినమపశ్యన్నపశ్యన్ షోడశినకం షోడశినమపశ్యంతమపశ్యన్ షోడశినకం షోడశినమపశ్యంతం అపశ్యంతమపశ్యన్నపశ్యంతమ గృహత గృహతమపశ్యన్నపశ్యంతమ గృహత తమ గృహత గృహతమంతమ గృహతతస్తో గృహతమంతమ గృహతత అగృహతతస్తో గృహత గృహతతో వై వైతో గృహత గృహతతో వై తో వై వైతస్తో వైదేభ్యస్తేభ్యో వైతస్తో వైదేభ్య వైదేభ్యస్తేభ్యో వై వైదేభ్యస్వర్గస్వర్గస్తేభ్యో వై వైదేభ్యస్వర్గ ఏభ్యస్వర్గస్వర్గస్తేభ్యస్తేభ్యస్వర్గో లోకో లోకస్వర్గస్తేభ్యస్తేభ్యస్వర్గో లోక స్వర్గో లోకో లోకస్వర్గస్వర్గో లోక ప్రలోకస్వర్గస్వర్గో లోక ప్ర సువర్గ ఇది సువహాగ లోకస్ప్ర ప్రలోకో లోకస్ప్రాభవద్భవత్ప్రలోకో లోక ప్రాభవద్ ప్రాభవద్భవత్ర ప్రాభవద్యద్యదభవత్ర ప్రాభవద్యత్ అభవద్యద్యదభవద్భవద్యక్షోడశీ షోడశీ యదభవద్భవద్యక్షోడశీ ఇది షోడశీ షోడశీ యద్యక్షోడశీ గృహ్యతే గృహ్యతే షోడశీ యద్యక్షోడశీ గృహ్యతే షోడశీ గృహ్యతే గృహ్యతే షోడశీ షోడశీ గృహ్యతే సువర్గస్య సువర్గస్య గృహ్యతే షోడశీ షోడశీ గృహ్యతే సువర్గస్య గృహ్యతే సువర్గస్య సువర్గస్య గృహ్యతే గృహ్యతే సువర్గస్య లోకస్య లోకస్య సువర్గస్య గృహ్యతే గృహ్యతే సువర్గస్య లోకస్య సువర్గస్య లోకస్య లోకస్య సువర్గస్య సువర్గస్య లోకస్య అభిజిత్య అభిజిత్య లోకస్య సువర్గస్య సువర్గస్య లోకస్య అభిజిత్య సువర్గస్యేతి సువహాగస్య లోకస్య అభిజిత్య అభిజిత్య లోకస్య లోకస్య అభిజిత్య ఇంద్ర ఇంద్రో అభిజిత్య లోకస్య లోకస్య అభిజిత్య ఇంద్ర అభిజిత్యా ఇంద్ర ఇంద్రో విజిత్యా అభిజిత్యా ఇంద్రో వై వా ఇంద్రో విజిత్యా అభిజిత్యా ఇంద్రో వై అభిజిత్యా ఇత్యభిజిత్యై ఇంద్రో వై వా ఇంద్ర ఇంద్రో వై దేవానాం దేవానాం వా ఇంద్ర ఇంద్రో వై దేవానాం వై దేవానాం దేవానాం వై వై దేవానా మానుజావర అనుజావరో దేవానాం వై వై దేవానా మానుజావర దేవానా మానుజావర అనుజావరో దేవానాం దేవానా మానుజావర ఆసీదా సీతానుజావరో దేవానాం దేవానా మానుజావర ఆసీత్ ఆనుజావర ఆసీదా సీతానుజావర అనుజావర ఆసీత్ స ఆసీదానుజావర అనుజావర ఆసీత్ స ఆనుజావర ఇత్యానుజావర ఆసీత్ స ఆసీదాసీత్ స ప్రజాపతిం ప్రజాపతిగో స ఆసీదాసీత్ స ప్రజాపతిం స ప్రజాపతిం ప్రజాపతిగోస ప్రజాపతిముపాప ప్రజాపతిగోస స ప్రజాపతిముప ప్రజాపతిముపాప ప్రజాపతిం ప్రజాపతిముపాధావత ధావతుప ప్రజాపతిం ప్రజాపతిముపాధావత ప్రజాపతి ప్రజాపతిం ఉపాధావత ధావతుపోపాధావత్తస్మై తస్మా అధావతుపోపాధావత్తస్మై అధావత్తస్మై తస్మా అధావత ధావత్తస్మా ఏతమేతం తస్మా అధావత ధావత్తస్మా ఏతం తస్మా ఏకమేతం తస్మై తస్మా ఏతకం షోడశనకం షోడశనమేతం తస్మై తస్మా ఏతకం షోడశనం ఏతకూషోడశనకూ షోడశనమేతమేతకూషోడశనం ప్రప్రషోడశనమేతమేతకూషోడశనం ప్ర షోడశనం ప్రప్రషోడశనకూ షోడశనం ప్రాయక్షదయచ్చత్ప్రషోడశనకూ షోడశనం ప్రాయక్షత ప్రాయక్షదయచ్చత్ర ప్రాయక్షత్తం తమయచ్చత్ర ప్రాయక్షత్తం అయచ్చత్తం తమయచ్చదయచ్చత్తమ గృహీత గృహీత తమయచ్చదయచ్చత్తమ గృహీత తమ గృహీత గృహీతదం తమ గృహీతదస్తుదో గృహీతదం తమ గృహీతద అగృహేతమస్తుతో గృహీత గృహీతతో వై వైతతో గృహీత గృహీతతో వై తో వై వైతస్తతో వైసస వైతస్తతో వైస వైతస వై వై సోగ్రమగ్రకోస వై వై సోగ్రం సోగ్రమగ్రకోస సోగ్రం దేవతానాం దేవతానామగ్రకోస సోగ్రం దేవతానాం అగ్రం దేవతానాం దేవతానామగ్రమగ్రం దేవతానాం పరిపరి దేవతానామగ్రమగ్రం దేవతానాం పరి దేవతానాం పరిపరి దేవతానాం దేవతానాం పర్యైదైపరి దేవతానాం దేవతానాం పర్యైత్ పర్యైదైపరిపర్యైత్యైవైవ్యైవ్యైవ్యైవ్యైవ్యైవ్యైవ్యైవం విదుషో విదుష ఏవ్యస్ విదుష ఏం విదుషో విదుష ఏమేం విదుషోడశీ షోడశీ విదుష ఏమేం విదుషోడశీ విదుషోడశీ షోడశీ విదుషో విదుషోడశీ గృహ్యతే గృహ్యతే షోడశీ విదుషో విదుషోడశీ గృహ్యతే షోడశీ గృహ్యతే గృహ్యతే షోడశీ షోడశీ గృహ్యతే గ్రమగ్రం గృహ్యతే షోడశీ షోడశీ గృహ్యతే గ్రం గృహ్యతే గ్రమగ్రం గృహ్యతే గృహ్యతే క్రమేవైవాగ్రం గృహ్యతే గృహ్యతే క్రమేవ అగ్రమేవైవాగ్రమగ్రమే సమానానాగం సమానామేవాగ్రమగ్రమే సమానానాం ఏ సమానానాగం సమానామేవైవ సమానానాం పరిపరి సమానామేవైవ సమానానాం పరి సమానానాం పరిపరి సమానానాగం సమానానాం పర్యేత్యేది పరి సమానానాగం సమానానాం పర్యేతి పర్యేత్యేది పరిపర్యేది ప్రాతస్తవనే ప్రాతస్తవన ఏది పరిపర్యేది ప్రాతస్తవనే ఏది ప్రాతస్తవనే ప్రాతస్తవన ఏత్యేది ప్రాతస్తవనే గృహ్ణాతి గృహ్ణాతి ప్రాతస్తవన ఏత్యేది ప్రాతస్తవనే గృహ్ణాతి ప్రాతస్తవనే గృహ్ణాతి గృహ్ణాతి ప్రాతస్తవనే ప్రాతస్తవనే గృహ్ణాతి వజ్ర వజ్ర గృహ్ణాతి ప్రాతస్తవనే ప్రాతస్తవనే గృహ్ణాతి వజ్ర ప్రాతస్తవన ఇది ప్రాత సవనే గృహ్ణాతి వజ్ర వజ్ర గృహ్ణాతి గృహ్ణాతి వజ్ర వై వై వజ్ర గృహ్ణాతి గృహ్ణాతి వజ్ర వై వజ్ర వై వై వజ్ర వజ్ర వై షోడశీ షోడశీ వై వజ్ర వజ్ర వై షోడశీ వై షోడశీ షోడశీ వై వై షోడశీ వజ్ర వజ్ర షోడశీ వై వై షోడశీ వజ్ర షోడశీ వజ్ర వజ్ర షోడశీ షోడశీ వజ్ర ప్రాతస్తవనం ప్రాతస్తవనం వజ్ర షోడశీ షోడశీ వజ్ర ప్రాతస్తవనం వజ్ర ప్రాతస్తవనం ప్రాతస్తవనం వజ్ర వజ్ర ప్రాతస్తవనగ్ స్వాత్ స్వాత్ ప్రాతస్తవనం వజ్ర వజ్ర ప్రాతస్తవనగ్ స్వాత్ ప్రాతస్తవనగ్ స్వాత్ స్వాత్ ప్రాతస్తవనం ప్రాతస్తవనగ్ స్వాదేవైవ స్వాత్ ప్రాతస్తవనం ప్రాతస్తవనగ్ స్వాదేవ ప్రాతస్తవనమిది ప్రాత సవనం స్వాదేవైవ స్వాత్ స్వాదేవైనమేనమేవ స్వాత్ స్వాదేవైనం ఏవైనమేనమేవైవైనయ్యోనేర్యోనేనమేవైవైనయ్యోనే ఏనయ్యోనేర్యోనేరేనమేనయ్యోనేర్నిర్నిర్యోనేర్యోనేనయ్యోనేర్ని నిర్గృహాది గృహాది నిర్యోనేర్యోనేర్నిర్గృహాది నిర్గృహాది గృహాది నిర్నిర్గృహాది సమనే సమనే సమనే సమనే గృహాది నిర్నిర్గృహాది సమనే సమనే గృహాది సమనే సమనే సమనే సమనే గృహాది గృహాది సమనే సమనేభ్యభి సమనే సమనే గృహాది గృహాది సమనే సమనేభి సమనే సమనేభ్యభి సమనే సమనే సమనే సమనేభి గృహాది గృహాద్యభి సమనే సమనే సమనే సమనేభి గృహాది సమనే సమన ఇది సమనే సమనే అభిగృహ్ణాతి గృహ్ణాభ్యభి గృహ్ణాది సమనాత్ సమనాత్ సమనాత్ సమనాత్ గృహ్ణాభ్యభి గృహ్ణాది సమనాత్ సమనాత్ గృహ్ణాది సమనాత్ సమనాత్ సమనాత్ సమనాత్ గృహ్ణాది గృహ్ణాది సమనాత్ సమనాదేవైవ సమనాత్ సమనాత్ గృహ్ణాది గృహ్ణాది సమనాత్ సమనాదేవ సమనాత్ సమనాదేవైవ సమనాత్ సమనాత్ సమనాత్ సమనాదేవైనమేనమేవ సమనాత్ సమనాత్ సమనాత్ సమనాదేవైనం సమనాత్ సమనాది సమనాత్ సమనాత్ ఏవైనమేనమేవైవైనం ప్రప్రైనమేవైవైనం ప్ర ఏనం ప్రప్రైనమేనం ప్రజనయతి జనయతి ప్రైనమేనం ప్రజనయతి ప్రజనయత జనయతి ప్రప్రజనయతి తృతీయ సమనే తృతీయ సమనే జనయతి ప్రప్రజనయతి తృతీయ సమనే జనయతి తృతీయ సమనే తృతీయ సమనే జనయతి జనయతి తృతీయ సమనే పుషుకామస్య పుషుకామస్య తృతీయ సమనే జనయతి జనయతి తృతీయ సమనే పుషుకామస్య తృతీయ సమనే పుషుకామస్య పుషుకామస్య తృతీయ సమనే తృతీయ సమనే పుషుకామస్య గృహీయాత్ గృహీయాత్ పుషుకామస్య తృతీయ సమనే తృతీయ సమనే పుషుకామస్య గృహీయాత్ తృతీయ సమన ఇది తృతీయా సమనే పుషుకామస్య గృహీయాత్ గృహీయాత్ పుషుకామస్య పుషుకామస్య గృహీయాత్ వజ్ర వజ్ర గృహీయాత్ పుషుకామస్య పుషుకామస్య గృహీయాత్ వజ్ర పుషుకామస్యేతి పుషుకామస్య గృహీయాజ్రో వజ్రో గృహీయాత్ గృహీయాజ్రో వై వై వజ్రో గృహీయాత్ గృహీయాజ్రో వై వజ్రో వై వై వజ్రో వజ్రో వైషోడశీషోడశీ వై వజ్రో వజ్రో వైషోడశీ వైషోడశీ షోడశీ వై వైషోడశీ పశవ పశవ షోడశీ వై వైషోడశీ పశవ షోడశీ పశవ పశవ షోడశీ షోడశీ పశవస్తృతీయతమనం తృతీయతమనం పశవ షోడశీ షోడశీ పశవస్తృతీయతమనం పశవస్తృతీయతమనం తృతీయతమనం పశవ పశవస్తృతీయతమనం వజ్రేణ వజ్రేణ తృతీయతమనం పశవ పశవస్తృతీయతమనం వజ్రేణ తృతీయతమనం వజ్రేణ వజ్రేణ తృతీయతమనం తృతీయతమనం వజ్రేణైవ వజ్రేణ తృతీయతమనం తృతీయతమనం వజ్రేణైవ తృతీయతమనమిది తృతీయా సమనం వజ్రేణైవ వజ్రేణ వజ్రేణైవాస్మాస్మ ఏ వజ్రేణ వజ్రేణైవాస్మై ఏవాస్మాస్మ ఏవైవాస్మై తృతీయతమనాత్ తృతీయతమనాదస్మా ఏవైవాస్మై తృతీయతమనాత్ అస్మై తృతీయతమనాత్ తృతీయతమనాదస్మా అస్మై తృతీయతమనాత్ పశువన్ పశువన్ తృతీయతమనాదస్మా అస్మై తృతీయతమనాత్ పశూన్ తృతీయతమనాత్ పశువన్ పశువన్ తృతీయతమనాత్ తృతీయతమనాత్ పశూనవ పశువన్ తృతీయతమనాత్ తృతీయతమనాత్ పశూనవ తృతీయతమనాది తృతీయా సమనాద్ పశూనవ పశువన్ పశువనవరుంధే రుంధే పశువన్ పశువనవరుంధే అవరుంధే రుంధే వావరుంధే నరుంధే వావరుంధేన రుంధేన రుంధే రుంధే నోక్ష ఉఖ్యేన రుంధే రుంధే నోక్ష్యే నోక్ష ఉఖ్యేన నోక్ష్యే గృహీయాత్ గృహీయాదుఖ్యేన నోక్ష్యే గృహీయాత్ ఉఖ్యే గృహీయాత్ గృహీయాదుఖ్య ఉఖ్యే గృహీయాత్ ప్రజా ప్రజా గృహీయాదుఖ్య ఉఖ్యే గృహీయాత్ ప్రజా గృహీయాత్ ప్రజా ప్రజా గృహీయాత్ గృహీయాత్ ప్రజా వై వై ప్రజా గృహీయాత్ గృహీయాత్ ప్రజా వై ప్రజా వై వై ప్రజా ప్రజా వై పశవ పశవో వై ప్రజా ప్రజా వై పశవ ప్రజేది ప్రాజా వై పశవ పశవో వై వై పశవ ఉత్థాన్యుత్థాని పశవో వై వై పశవ ఉత్థాని పశవ ఉత్థాన్యుత్థాని పశవ పశవ ఉత్థాని యజ్ఞాని పశవ పశవ ఉత్థాని వృక్షాని యజ్ఞాన్యుత్థాని వృక్షేదిక్షాన్యుత్థానిక్షేక్షేక్షే గృహీయాద్ గృహీయాదుక్షేగజ్య రుక్షే గృహీయాద్ వృక్షే గృహీయాద్ గృహీయాదుక్ష ఉఖ్యే గృహీయాత్ ప్రజాం ప్రజాం గృహీయాదుక్ష ఉఖ్యే గృహీయాత్ ప్రజాం గృహీయాత్ ప్రజాం ప్రజాం గృహీయాత్ గృహీయాత్ ప్రజాం పశువన్ పశువన్ ప్రజాం గృహీయాత్ గృహీయాత్ ప్రజాం పశూన్ ప్రజాం పశువన్ పశువన్ ప్రజాం ప్రజాం పశూనస్య పశువన్ ప్రజాం ప్రజాం పశూనస్య ప్రజామిది ప్రాజాం పశూనస్య పశువన్ పశూనస్య నిర్నిరస్య పశువన్ పశూనస్య ని అస్య నిర్నిరస్యాస్య నిర్దహేర్దహే నిరస్యాస్య నిర్దహేర్ నిర్దహేర్దహే నిర్నిర్దహేరది రాత్రేది రాత్రేదహే నిర్నిర్దహేరది రాత్రే హేరది రాత్రేది రాత్రేదహేర్దహేరది రాత్రే పశుకామస్య పశుకామస్యాది రాత్రేదహేర్దహేరది రాత్రే పశుకామస్య అది రాత్రే పశుకామస్య పశుకామస్యాది రాత్రేది రాత్రే పశుకామస్య గృహీయాద్ గృహీయాద్ పశుకామస్యాది రాత్రేది రాత్రే పశుకామస్య గృహీయాద్ అతిరాత్ర ఇత్యధీ రాత్రే పశుకామస్య గృహీయాత్ గృహీయాత్ పశుకామస్య పశుకామస్య గృహీయాద్ వజ్ర వజ్ర గృహీయాత్ పశుకామస్య పశుకామస్య గృహీయాద్ వజ్ర పశుకామస్యేతి పశు కామస్య గృహీయాద్ వజ్ర వజ్ర గృహీయాత్ గృహీయాద్ వజ్రో వై వై వజ్ర గృహీయాత్ గృహీయాద్ వజ్రో వై వజ్రో వై వై వజ్ర వజ్ర వైషోడశీ షోడశీ వై వజ్ర వజ్ర వైషోడశీ వైషోడశీ షోడశీ వై వైషోడశీ వజ్రేణ వజ్రేణ షోడశీ వై వైషోడశీ వజ్రేణ షోడశీ వజ్రేణ వజ్రేణ షోడశీ షోడశీ వజ్రేణైవ వజ్రేణ షోడశీ షోడశీ వజ్రేణైవ వజ్రేణైవ వజ్రేణ వజ్రేణైవాస్మ అస్మ ఏవ వజ్రేణ వజ్రేణైవాస్మై ఏవాస్మ అస్మ ఏవైవాస్మై పశూన్ పశూనస్మ ఏవైవాస్మై పశూన్ అస్మై పశూన్ పశూనస్మ అస్మై పశూన వరుధ్య వరుధ్య పశూనస్మ అస్మై పశూన వరుధ్య పశూన వరుధ్య వరుధ్య పశూన్ పశూన వరుధ్య రాత్రియా రాత్రియా వరుధ్య పశూన్ పశూన వరుధ్య రాత్రియా అవరుధ్య రాత్రియా రాత్రియా వరుధ్య వరుధ్య రాత్రియోపరిష్టాదుపరిష్టాద్ రాత్రియా వరుధ్య వరుధ్య రాత్రియోపరిష్టాద్ అవరుధ్యేత్యవరుధ్య రాత్రియోపరిష్టాదుపరిష్టాద్ రాత్రియా రాత్రియోపరిష్టాచ్ సమయది సమయత్యుపరిష్టాద్ రాత్రియా రాత్రియోపరిష్టాచ్ సమయది ఉపరిష్టాక్షమైతి శమయత్యుపరిష్టాదుపరిష్టాక్షమయత్యవి శమయత్యుపరిష్టాదుపరిష్టాక్షమయత్యవి శమయత్యత్య విషమయతి శమయత్యప్యగ్నిష్టో మేఘ్నిష్టో మేపి శమయతి శమయత్యప్యగ్నిష్టో మే అప్యగ్నిష్టో మేఘ్నిష్టో మేప్యప్యగ్నిష్టో మే రాజన్యస్యాగ్నిష్టో మేప్యప్యగ్నిష్టో మే రాజన్యస్య అగ్నిష్టో మే రాజన్యస్య రాజన్యస్యాగ్నిష్టో మేఘ్నిష్టో మే రాజన్యస్య గృహీయా గృహీయాద్ రాజన్యస్యాగ్నిష్టో మేఘ్నిష్టో మే రాజన్యస్య గృహీయా అగ్నిష్టోమ ఇత్యగ్నిష్టో మే రాజన్యస్య గృహ్ణీయాత్ గృహ్ణీయాత్ రాజన్యస్య రాజన్యస్య గృహ్ణీయాత్ వ్యావృత్కామో వ్యావృత్కామో గృహ్ణీయాత్ రాజన్యస్య రాజన్యస్య గృహ్ణీయాత్ వ్యావృత్కామ గృహ్ణీయాత్ వ్యావృత్కామో వ్యావృత్కామో గృహ్ణీయాత్ గృహ్ణీయాత్ వ్యావృత్కామోహి వ్యావృత్కామో గృహ్ణీయాత్ గృహ్ణీయాత్ వ్యావృత్కామోహి వ్యావృత్కామోహి వ్యావృత్కామో వ్యావృత్కామోహిరాజన్యో రాజన్యోహి వ్యావృత్కామో వ్యావృత్కామోహిరాజన్య వ్యావృత్తమర్వ్యావృతో కామ హిరాజన్యో రాజన్యో హిరాజన్యో యజతేజతే రాజన్యో హిరాజన్యో యజతే రాజన్యో యజతే యజతే రాజన్యో రాజన్యో యజతే సాన్నే సాన్నే యజతే రాజన్యో రాజన్యో యజతే సాన్నే యజతే సాన్నే సాన్నే యజతే యజతే సాన్న ఏవైవ సాన్నే యజతే యజతే సాన్న ఏవ సాన్న ఏవైవ సాన్నే సాన్న ఏవాస్మ అస్మ ఏవ సాన్నే సాన్న ఏవాస్మై సాన్న ఇతి సా అన్నే ఏవాస్మ అస్మ ఏవైవాస్మై వజ్రం వజ్రమస్మ ఏవైవాస్మై వజ్రం అస్మై వజ్రం వజ్రమస్మాస్మై వజ్రం గృహ్ణాది గృహ్ణాది వజ్రమస్మాస్మై వజ్రం గృహ్ణాది వజ్రం గృహ్ణాది గృహ్ణాది వజ్రం వజ్రం గృహ్ణాది సస గృహ్ణాది వజ్రం వజ్రం గృహ్ణాది సహ గృహ్ణాది సస గృహ్ణాది గృహ్ణాది స ఏనమేన కోస గృహ్ణాది గృహ్ణాది స ఏనం స ఏనమేన కోస స ఏనం వజ్రో వజ్ర ఏన కోస స ఏనం వజ్ర ఏనం వజ్రో వజ్ర ఏనమేనం వజ్రో భూత్యై భూత్యై వజ్ర ఏనమేనం వజ్రో భూత్యై వజ్రో భూత్యై భూత్యై వజ్రో వజ్రో భూత్యా ఇంద ఇంధే భూత్యై వజ్రో వజ్రో భూత్యా ఇందే భూత్యా ఇంద ఇంధే భూత్యై భూత్యా ఇందే నిర్నరింధే భూత్యై భూత్యా ఇందేని ఇంధే నిర్నరింద ఇందే నిర్వా నిరింద ఇంధే నిర్వా నిర్నిర్వా దహతి దహతి వా నిర్నిర్వా దహతి వాదహతి దహతి వాదహత్యేక విపుంశమేక విపుంశం దహతి వాదహత్యేక విపుంశం దహత్యేక విపుంశమేక విపుంశం దహతి దహత్యేక విపుంశగ్రస్తోత్రగ్రస్తోత్రమేక విపుంశం దహతి దహత్యేక విపుంశగ్రస్తోత్రం ఏక విపుంశగ్రస్తోత్రగ్రస్తోత్రమేక విపుంశమేక విపుంశగ్రస్తోత్రం భవతి భవతి స్తోత్రమేక విపుంశమేక విపుంశగ్రస్తోత్రం భవతి ఏక విపుంశమిత్యేకా విపుంశం స్తోత్రం భవతి భవతి స్తోత్రగ్రస్తోత్రం భవతి ప్రతిష్ఠితే ప్రతిష్ఠితే భవతి స్తోత్రగ్రస్తోత్రం భవతి ప్రతిష్ఠితే భవతి ప్రతిష్ఠితే ప్రతిష్ఠితే భవతి భవతి ప్రతిష్ఠితే హరివత్ హరివత్ ప్రతిష్ఠితే భవతి భవతి ప్రతిష్ఠితే హరివత్ ప్రతిష్ఠితే హరివత్ హరివత్ ప్రతిష్ఠితే ప్రతిష్ఠితే హరివత్సస్యతే శస్యతే హరివత్ ప్రతిష్ఠితే ప్రతిష్ఠితే హరివత్సస్యతే ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠితే హరివక్షస్యతే శస్యతే హరివత్ హరివక్షస్యత ఇంద్రస్యేంద్రస్య శస్యతే హరివత్ హరివక్షస్యత ఇంద్రస్య హరివదిది హరివత్ శస్యత ఇంద్రస్యేంద్రస్య శస్యతే శస్యత ఇంద్రస్య ప్రియం ప్రియమింద్రస్య శస్యతే శస్యత ఇంద్రస్య ప్రియం ఇంద్రస్య ప్రియం ప్రియమింద్రస్యేంద్రస్య ప్రియం ధామ ధామ ప్రియమింద్రస్యేంద్రస్య ప్రియం ధామ ప్రియం ధామ ధామ ప్రియం ప్రియం ధామోపోప ధామ ప్రియం ప్రియం ధామోప ధామోపోప ధామ ధామోప ఆప్నోత్యాప్నోత్యుపధామ ధామోప ఆప్నోతి ఉపాప్నోత్యాప్నోత్యుపోప ఆప్నోతి కనీయాగుంసి కనీయాగుస్యాప్నోత్యుపోప ఆప్నోతి కనీయాగుంసి ఆప్నోతి కనీయాగుంసి కనీయాగుస్యాప్నోత్యాప్నోతి కనీయాగుంసి వై వై కనీయాగుస్యాప్నోత్యాప్నోతి కనీయాగుంసి వై కనీయాగుంసి వై వై కనీయాగుంసి కనీయాగుంసి వై దేవేషు దేవేషు వై కనీయాగుంసి కనీయాగుంసి వై దేవేషు వై దేవేషు దేవేషు వై వై దేవేషు ఛందాగుంసి ఛందాగుంసి దేవేషు వై వై దేవేషు ఛందాగుంసి దేవేషు ఛందాగుంసి ఛందాగుంసి దేవేషు దేవేషు ఛందాగుస్యాసన్నాసం ఛందాగుంసి దేవేషు దేవేషు ఛందాగుస్యాసన్న ఛందాగుస్యాసన్నాసం ఛందాగుంసి ఛందాగుస్యాసం జ్యాయాగుంసి జ్యాయాగుస్యాసం ఛందాగుంసి ఛందాగుంసి ఆసం జ్యాయాగుంసి జ్యాయాగుస్యాసన్నాసం జ్యాయాగుస్య సురేషు సురేషు జ్యాయాగుస్యాసన్నాసం జ్యాయాగుస్య సురేషు జ్యాయాగుస్య సురేషు సురేషు జ్యాయాగుంసి జ్యాయాగుస్య సురేషు తే తే సురేషు జ్యాయాగుంసి జ్యాయాగుస్య సురేషు తే అసురేషు తే తే సురేష్ సురేషు తే దేవా దేవాస్తే సురేష్ సురేషు తే దేవా తే దేవా దేవాస్తే తే దేవా కనీయసా కనీయసా దేవాస్తే తే దేవా కనీయసా దేవా కనీయసా కనీయసా దేవా దేవా కనీయసా ఛందసా ఛందసా కనీయసా దేవా దేవా కనీయసా ఛందసా కనీయసా ఛందసా ఛందసా కనీయసా కనీయసా ఛందసా జ్యాయోజ్యాయందసా కనీయసా కనీయసా ఛందసాధ్యాయ ఛందసాధ్యాయోజ్యాయందసా ఛందసాధ్యాయోభ్య విద్యాయందసా ఛందసాధ్యాయోభి ధ్యాయోభ్య విద్యాయోజ్యాయోభి విద్యాయోజ్యాయోభి అభివ్యా అభ్యవిద్యశకుంసన్న శకుంసన్యా అభ్యవిద్యశకుంసన్న విషగుంసన్న శకుంసన్ విద్యశకుంసంతతస్తతోషకుంసన్విద్యశకుంసంతత అశకుంసంతతస్తతోషకుంసన్నశకుంసంతతోవైవైతతోషకుంసన్న శకుంసంతతోవై తత్వైవైతస్తతోవైతేవైతస్తతోవైతే వైదేవైవైతేసురాణామసురాణాంతేవైవైతేసురాణాంతేసురాణామసురాణాంతేసురాణాంలోకంలోకమసురాణాంతేసురాణాంలోకం అభివిషకుంసతి విషకుంసత్యభ్యభిషకుంసతి భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్య విషకుంసత్యభ్యది విషకుంసతి భ్రాతృవ్యస్య విషకుంసతి భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్య విషకుంసతి విషకుంసతి భ్రాతృవ్యస్యైవైవ భ్రాతృవ్యస్య విషకుంసతి విషకుంసతి భ్రాతృవ్యస్యైవ విషయకుంసతీతి విషకుంసతి భ్రాతృవ్యస్యైవైవ భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్యైవ దత్తదేవ భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్యైవ తదేవ దత్తదేవైవ తల్లోకం లోకం తదేవైవ తల్లోకం తల్లోకంకం దత్తల్లోకం వృంతే వృంతే లోకం దత్తల్లోకం వృంతే లోకం వృంతే వృంతే లోకంకం వృంతే షట్ వృంతే లోకంకం వృంతే షడ్ వృంతే షట్ వృంతే వృంతే షడక్షరాణ్యక్షరాణి షట్ వృంతే వృంతే షడక్షరాణి షడక్షరాణ్యక్షరాణి షట్క్షరాణ్యత్యక్షరాణి షట్క్షరాణ్యతి అక్షరాణ్యత్యక్షరాణ్యక్షరాణ్యతి రేచయంతి రేచయంత్యక్షరాణ్యక్షరాణ్యతి రేచయంతి అతిరేచయంతి రేచయంత్యత్యతి రేచయంతి షట్షట్్రేచయంత్యత్యతి రేచయంతి షడ్ రేచయంతి షట్షట్్రేచయంతి రేచయంతి షట్ వై వై షట్్రేచయంతి రేచయంతి షట్ వై షట్ వై వై షట్షట్్వా ఋతవ ఋతవో వై షట్షట్్వా ఋతవ వా ఋతవ ఋతవో వై వా ఋతవ ఋతో ఋతో ఋతవో వై వా ఋతవ ఋతో ఋతవ ఋతో ఋతో ఋతవ ఋతవ ఋతో నేవైవత్వం ఋతవ ఋతవ ఋతో నేవ అతో నేవైవత్వం ఋతో నేవ ప్రీణాది ప్రీణాత్యేవత్వం ఋతో నేవ ప్రీణాది ఏవ ప్రీణాది ప్రీణాత్యేవైవ ప్రీణాది చత్వారి చత్వారి ప్రీణాత్యేవైవ ప్రీణాది చత్వారి ప్రీణాది చత్వారి చత్వారి ప్రీణాది ప్రీణాది చత్వారి పూర్వాణి పూర్వాణి చత్వారి ప్రీణాది ప్రీణాది చత్వారి పూర్వాణి చత్వారి పూర్వాణి పూర్వాణి చత్వారి చత్వారి పూర్వాణ్యవ పూర్వాణి చత్వారి చత్వారి పూర్వాణ్యవ పూర్వాణ్యవ పూర్వాణి పూర్వాణ్యవ కల్పయంతి కల్పయంత్యవ పూర్వాణి పూర్వాణ్యవ కల్పయంతి అవకల్పయంతి కల్పయంత్య వావకల్పయంతి చతుష్పదశ్చతుష్పద కల్పయంత వావకల్పయంతి చతుష్పద కల్పయంతి చతుష్పదశ్చతుష్పద కల్పయంతి కల్పయంతి చతుష్పద ఏవైవ చతుష్పద కల్పయంతి కల్పయంతి చతుష్పద ఏవ చతుష్పద ఏవైవ చతుష్పదశ్చతుష్పద ఏవ పశోన్ పశోనేవ చతుష్పదశ్చతుష్పద ఏవ పశోన్ చతుష్పద ఇది చతుః పదః ఏవ పశోన్ పశోనేవైవ పశోనవావ పశోనేవైవ పశోనవ పశోనవామ పశోన్ పశోనవ రుంధే రుంధేమ పశోన్ పశోనవ రుంధే అవరుంధే రుంధే వావరుంధే ద్వే ద్వే రుంధే వావరుంధే ద్వే రుంధే ద్వే ద్వే రుంధే రుంధే ద్వే ఉత్తరే ఉత్తరే ద్వే రుంధే రుంధే ద్వే ఉత్తరే ద్వే ఉత్తరే ఉత్తరే ద్వే ద్వే ఉత్తరే ద్విపదో ద్విపద ఉత్తరే ద్వే ద్వే ఉత్తరే ద్విపద ద్వే ఇది ద్వే ఉత్తరే ద్విపదో ద్విపద ఉత్తరే ఉత్తరే ద్విపద ఏవైవ ద్విపద ఉత్తరే ఉత్తరే ద్విపద ఏవ ఉత్తరే ద్విపద ఏవైవ ద్విపదో ద్విపద ఏవైవ ద్విపదో ద్విపద ఏవ ద్విపద ఇది ద్వీపద ఏవైవైవృందే రుంధే వైవైవృందే అవరుంధే రుంధే వావరుంధే ముష్టభమనుష్టభగో రుంధే వావరుంధే ముష్టభం రుంధే నుష్టభమనుష్టభగో రుంధే రుంధే నుష్టభమభ్యాభ్యనుష్టభగో రుంధే రుంధే నుష్టభమభి అనుష్టభమభ్యనుష్టభమనుష్టభమభిదకుంసమభ్యనుష్టభమనుష్టభమభిదం అనుష్టభమిత్యనోష్టభం అభిదకుంసమభ్యభిదం పాదయంతి పాదయంతి సమభ్యభిదం పాదయంతి సమంపాదయంతి పాదయంతి సకుంసం పాదయంతి వాక్ వాక్ పాదయంతి సకుంసం పాదయంతి వాక్ వై వై వాక్ వాక్ వా అనుష్టభనుష్టభై వాక్ వాక్ వా అనుష్టభ అనిష్టవరిష్టవైవ అనిష్టప్తస్మాదనిష్టవైవ అనిష్టప్తస్మాత్ అనిష్టప్తస్మాత్తస్మాదనిష్టవనిష్టప్తస్మాత్ మనానా ప్రాణానాం తస్మాదనిష్టవనిష్టప్తస్మాత్ ప్రాణానా అనుష్టవిర్జనోస్తవ తస్మాత్ ప్రాణానాం ప్రాణానాం తస్మాత్తస్మాత్ ప్రాణానాం వాగ్వాక్ ప్రాణానాం తస్మాత్తస్మాత్ ప్రాణానాం వాగ్ ప్రాణానాం వాగ్వాక్ ప్రాణానాం ప్రాణానాం వాగుత్తమోత్తమా వాక్ ప్రాణానాం ప్రాణానాం వాగుత్తమా ప్రాణానామితి ప్రాణానాం వాగుత్తమోత్తమా వాక్ వాగుత్తమా సమయావిషితే సమయావిషుత ఉత్తమా వాక్ వాగుత్తమా సమయావిషితే ఉత్తమా సమయావిషితే సమయావిషత ఉత్తమోత్తమా సమయావిషితే సూర్యే సూర్యే సమయావిషత ఉత్తమోత్తమా సమయావిషితే సూర్యే సమయావేత్యోత్తమా సమయావిషితే సూర్యే సూర్యే సమయావిషితే సమయావిషితే సూర్యే షోడశిన షోడశిన సూర్యే సమయావిషితే సమయావిషితే సూర్యే షోడశిన సమయావిషిత ఇది సమయావిషితే సూర్యే షోడశిన షోడశిన సూర్యే సూర్యే షోడశిన స్తోత్రగ్రస్తోత్రగుణోడశిన సూర్యే సూర్యే షోడశిన స్తోత్రం షోడశిన స్తోత్రగ్రస్తోత్రగుణోడశిన షోడశిన స్తోత్రం ఉపాకరోత్యుపాకరోతి స్తోత్రగుణోడశిన షోడశిన స్తోత్రం ఉపాకరోతి స్తోత్రముపాకరోత్యుపాకరోతి స్తోత్రగ్రస్తోత్రముపాకరోత్యేతస్మిన్నేతస్మిన్నుపాకరోతి స్తోత్రగ్రస్తోత్రముపాకరోత్యేతస్మిన్ను ఉపాకరోత్యేతస్మిన్నేతస్మిన్నుపాకరోత్యుపాకరోత్యేతస్మిన్ వై లోకే వై లోకే లోకే వై వై లోక ఇంద్ర ఇంద్రో లోకే వై వై లోక ఇంద్ర లోక ఇంద్ర ఇంద్రో లోకే లోక ఇంద్రో వృత్రం వృత్రమింద్రో లోకే లోక ఇంద్రో వృత్రం ఇంద్రో వృత్రం వృత్రమింద్ర ఇంద్రో వృత్రమహన్నహన్ వృత్రమింద్ర ఇంద్రో వృత్రమహన్ వృత్రమహన్నహన్ వృత్రం వృత్రమహన్ సాక్షాత్ సాక్షాదహన్ వృత్రం వృత్రమహన్ సాక్షాద్ అహన్ సాక్షాత్ సాక్షాదహన్నహన్ సాక్షాదేవైవ సాక్షాదహన్నహన్ సాక్షాదేవ సాక్షాదేవైవ సాక్షాత్ సాక్షాదేవ వజ్రం వజ్రమేవ సాక్షాత్ సాక్షాదేవ వజ్రం సాక్షాదితి సా అక్షాద్ ఏవ వజ్రం వజ్రమేవైవ వజ్రం భ్రాతృవ్యాయ భ్రాతృవ్యాయ వజ్రమేవైవ వజ్రం భ్రాతృవ్యాయ వజ్రం భ్రాతృవ్యాయ భ్రాతృవ్యాయ వజ్రం వజ్రం భ్రాతృవ్యాయ ప్రభ్రాతృవ్యాయ వజ్రం వజ్రం భ్రాతృవ్యాయ ప్రభ్రాతృవ్యాయ ప్రభ్రాతృవ్యాయ భ్రాతృవ్యాయ ప్రహరది హరది ప్రభ్రాతృవ్యాయ భ్రాతృవ్యాయ ప్రహరది ప్రహరది హరది ప్రహరత్యరుణభిషంగోరుణభిషంగో హరది ప్రహరత్యరుణభిషంగ హరత్యరుణభిషంగో ఋణభిషంగో హరది హరత్యరుణభిషంగోశ్వోశ్వరుణభిషంగో హరది హరత్యరుణభిషంగోశ్వ అరుణభిషంగోశ్వోశ్వరుణభిషంగో ఋణభిషంగోశ్వో దక్షిణ దక్షిణాశ్వరుణభిషంగో ఋణభిషంగోశ్వో దక్షిణ అరుణభిషంగరిత్యరుణభిషంగ అశ్వో దక్షిణ దక్షిణాశ్వోశ్వో దక్షిణైతదేతద్దక్షిణాశ్వోశ్వో దక్షిణైతద్ దక్షిణైతదేతద్దక్షిణ దక్షిణైతద్వైవ ఏతద్దక్షిణ దక్షిణైతద్వై ఏదద్వైవ షష్ఠకాండే షష్ఠ ప్రవాదకస్య గణపాఠ సమాప్తః షష్ఠకాండః సమాప్తః.